కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజోబిందు ఉపనిషత్ అధ్యయన పుష్పము 5వ అధ్యాయము ఆత్మననాత్మ వివేకము. ఓం నిదాఘ మునీంద్రాయ నమః. శ్రీ రఘు మహర్షిభ్యోం నమః. నిదాఘుడు తపః తేజో సంపన్నులగు మునీశ్వరులు. ఆయన ఒకసారి సద్గురువు బ్రహ్మజ్ఞాని భగవంతుడు అగురుభు మహర్షిని సద్గురువుగా దర్శించి అర్చించి సంతోషింపజేసి ఈ విధంగా విజ్ఞాపనను సమర్పించారు. నిదాఘ మునీంద్రుడు, హే బ్రహ్మజ్ఞ సద్గురు, రుభు మహర్షి, జ్ఞానార్థినే అడుగుచున్నాను. దయతో ఆత్మకానాత్మ వివేకము గురించి బోధించ ప్రార్థన. రుభు మహర్షి, సర్వవాక్యములకు ఆవల బ్రహ్మము, ఆ బ్రహ్మానుభవమును సిద్ధించుకున్న గురువు సంప్రకాశమానులే ఉన్నారు. బ్రహ్మము సర్వకారణకార్యములకు ఆవల ఉండి సర్వకారణకార్యములకు ఆత్మగా రూపముగా విరాజిల్లుచున్నదయ్యా. అనిర్వచనీయమగు ఆత్మ గురించి వాక్కు మనస్సులను ఉపయోగించి ఎట్లా తెలియజేయగలను? అది అవాక్ మానసగోచరం. అయినా కూడా విద్యార్థివై భక్తిశ్రద్ధలతో అడుగుచున్నావు కాబట్టి గురువుల స్వానుభవము, గురువులచే బోధించబడుచున్న రీతి, గురువుల సాంప్రదాయములను దృష్టిలో పెట్టుకుని మనము కొన్ని విశేషాలు చెప్పుకొందాము. వినండి. ఆత్మ ఎట్టిది? ఏష ఆత్మా సనాతనః. ఆత్మ సర్వసంకల్పములకు మునుముందే ఉన్నట్టిది. ఈ జన్మకర్మదృశ్య వ్యవహారములన్నీ సంకల్పములచే నిర్మితమైనవి మాత్రమే. ఆత్మయో సంకల్పరహితము, సంకల్పములకు విషయము కాదు. కాని సర్వనాదమయము, శివస్వరూపము, నామరూపాత్మకమైనట్టి సర్వమునందు అట్టి శివతత్వమే లేక ఆత్మయే నిండి ఉన్నది. సమస్త సంకల్పములకు జనన స్థానము శివానందము. ఇంకా సంకల్పములచే పొందబడేది కూడా శివానంద స్వరూపమే. తెలియబడేదంతా దాటివేసి ఆవలచూచినప్పుడు తెలుసుకొనుచున్నది ద పర్సీవర్ ద నోయర్ కదా ఉన్నది. అట్టి కేవల చిన్మాతమ్రే ఆత్మ. సర్వమునకు పరమై అయితే సర్వ ఆనందము, ఓల్ ఎక్స్పీరియన్సెస్ తన స్వరూపమయ్యున్నట్టిది. ఆనందము ఎక్స్పీరియన్స్ అనుభూతి సర్వత్రా తేజోప్రకాశరూపమై విరాజిల్లుచున్నట్టిది. అద్దాని తేజోరూపమే ఈ జీవాత్మ, జగత్తులు నాదానందమయమై సర్వశబ్దముల ఆనందరూపమయ్యున్నది. సర్వ అనుభవములకు మునుముందే ఉండి ఉన్నదే సర్వానుభవరహితమయ్యున్నది. సర్వధ్యానములు లయించగా, సమస్త ధ్యాసలు మౌనము వహించగా, అప్పటికీ శేషించు ధ్యాని యొక్క కేవలి ధ్యాసవర్జిత రూపమయ్యున్నది. ఇక్కడి నాద ఎక్స్ప్రెషన్ కళ ఆర్ట్ లకు అతీతమై ఆవల ఆత్మ ఉన్నది. సర్వ సంప్రదర్శనలకు, సర్వేంద్రియ రూపములకు, ఇంద్రియ విషములకు కళాత్మకమై ద ఆర్టిస్ట్ నాదరూపమై ఎక్స్ప్రెసివ్ ఆధారమై అవన్నీ వాస్తవానికి స్వతహగా లేనట్టిదే, తన కల్పనచే అవన్నీ ప్రకటించుచున్నట్టిదే ఉన్నట్టిది. నాదిన యొక్క అననదంతటికీ ఆవల, నేనుకు, అహం మునుముందుగా అవ్యయమయ్యున్నట్టిది. అవ్యయము ఒక చతురత గల నటుడు ఒకనొక నాటకములో ఒక పాత్రగా నటిస్తూ ఉన్నాడనుకుందాం. అట్లా నటిస్తూ అతని నటనా కళ, ద ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్, ఖర్చు అయిపోతోందంటామా? లేదు కదా. ఈ విధంగా ఆత్మాహం, దేహం దృశ్యంలను ప్రకాశింపజేయు కళను ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ ఆత్మ యొక్క ప్రదర్శన కళ, ద ఆర్ట్ ఆఫ్ మానిఫెస్టేషన్, వ్యయము అనటం లేదు. ఒక నటుడు దోహకము ప్రదర్శించవలసిన దృశ్య సంఘటన సీన్ లో నటిస్తూ ఉండగా ఈతని నటనా చాతుర్యము దోహకిస్తోంది తని అనము కదా. ఆ నటుడు ఆర్టిస్ట్ కళ ఆర్ట్ నాకు ఆవల ఉన్నవాడు కాబట్టి నాదము ఎక్స్ప్రెషన్ తనదైయున్నవాడు కనుక సర్వనాద కళతీతయేష ఆత్మాహం అవ్యేహ. ఓ నిదాఘ మహాశయ, నాదకళలకు ఎక్స్ప్రెషన్లకు ఆవల ఆస్ ఆర్టిస్ట్ నా యొక్క అవ్యయ స్వరూపమే ఆత్మ అనబడుచున్నది. ఓ నిదాఘ మహదాశయ, మీ యొక్క నా యొక్క అఖండ సనాతన ఆత్మ గురించి మరికొన్ని విశేషాలు వివరించుకుంటున్నాము, వినండి. ఆత్మానాత్మ వివేకాది భేదాభేద వివర్జిత సర్వజీవులలో ఆత్మ సమముగా వేయించేసి ప్రకాశమానమగుచున్నది. అట్టి ఆత్మ ఆత్మవివేకము శాస్త్ర సమాచారము కలవానిలో అధికంగాను అవివేకిలో అల్పంగాను ఉన్నదా? లేనేలేదు. సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం. అందుచేత ఆత్మనునాత్మల వివేకం వివేకములకు సంబంధించనిదై ఆ రెండింటికీ వివర్జితమయ్యున్నది. శాంతాశాంత విహీనాత్మానః ఒక శాంతునిలోనూ ఒక అశాంతునిలోనూ ఆత్మ సమరసమయ్యున్నది. అందుచేత మనస్సు పొందు శాంతం శాంత సందర్భములకు ప్రమేయములేనిదై ఆ రెండింటినీ విడిచిపెట్టినదై ఉన్నది. వేరే ఉన్నది నాదాంతర్జ్యోతి రూపకః సర్వసంప్రదర్శనలకు టు ఓల్ ఎక్స్ప్రెషన్స్ ఆవల వాటినన్నిటినీ వెలిగించుచున్న జ్యోతిస్వరూపము. నాటకరంగము డ్రామా స్టేజ్ పై పాత్రల విన్యాసమంతా అక్కడి దీపపు కాంతిలోనే అగుపిస్తున్న తీరుగా ఆత్మ యొక్క ప్రకాశములోనే లోకులు లోక పాలకులతో కూడిన లోకదృశ్యమంతా అగుపిస్తోంది. మహావాక్యార్థ బ్రహ్మాస్మి ఇతి అతి దూరతః వేదవామ్మయము తత్వం సోహం జీవో బ్రహ్మేతి నాపరః అయమాత్మా బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి మొదలైన మహావాక్యములు ప్రకటిస్తోంది. అవన్నీ విశ్లేషిస్తూ వివరిస్తూ తత్వశాస్త్ర విచారణ అంతా చెప్పబడుతోంది. మంచిదే, కాని అట్టి మహావాక్యముల ఉచ్చారణ మాత్రము చేత ఆత్మ తెలియబడజాలదు. ఆత్మానుభవము స్వానుభవ రూపము. మహావాక్యములు అందుకు గుర్తింపు సూచనలు, సిగ్నల్ బోర్డ్ మెసేజెస్ వంటివి. అందుచేత ఓ నిదాఘ, మహావాక్యార్థములకు కూడా ఆత్మ సుదూరమే ఉన్నది అని గుర్తెరిగి వాటి సూచనలు గ్రహించి మననదిధ్యాసలతో ఆత్మత్వమును పుణికిపుచ్చుకోవాలయ్యా. మహావాక్యార్థములకు ఆత్మానుభవం సుదూరము అని అందుచేతనే చెప్పబడుతోంది. తత్త్వం వాక్యార్థవర్జిత బంగారు ఆభరణములో బంగారమాభరణము వేరువేరు కాదు కదా? అట్లాగే ఈ ఆభరణము ఆయనది, అదేమో నీదిక ఇది నాది కదా అనుదానినంతటికీ బంగారముతో ఏమి సంబంధము? అట్లాగే అహంత్వం తత్ సోహంతత్వం ఇత్యాది వాక్యార్థములతో సంబంధము లేదు. ఆత్మశబ్దార్థవాక్య రహితము, క్షరాక్షర విహీనో అది అంతము గల వాక్యములు అక్షరాలలో నుండి వస్తున్నాయి. అక్షరాలు నాదమునకు గుర్తింపులు. నాదము శబ్దము నుండి, శబ్దము జీవాత్మ నుండి, జీవాత్మ పరమాత్మ నుండి ప్రదర్శనమగుచున్నాయి. అయితే ఆత్మక్షరణక్షర ప్రదర్శన రూపముగా జీవత్మరూపకంగా కనబడుచూనే క్షరణక్షరహితమై ఉన్నది. అట్టి ఆత్మయే నా యొక్కని యొక్క మనందరి యొక్క సహజ స్వభావము. నాదము ఎక్స్ప్రెషన్ సౌండ్ నకు ఆవల అద్దానికి వేరే జ్యోతిరూపముగా ఆత్మ వెలుగొందుచున్నది. ఆత్మకు క్షరము క్షీణించుట అక్షరము క్షీణమనది లేకపోవటం అనే ధర్మములు ఫీచర్స్ లేవు. అఖండైక రూపోహం ఆనందోస్మి ఇతివర్జితః నేను అఖండము ఏకము అగు ఆనందరూపుడను మొదలైన వాక్య పరంపరలన్నీ కూడా ఆత్మానుభవము సమక్షంలో ఇక మౌనము వహిస్తున్నాయి. ఆత్మయే మనమే ఉండగా ఇక మనకు ఆత్మ గురించిన వాక్య సమూహమెందుకు? మధురమగు పదార్థము ఆస్వాదిస్తూ ఉన్నవాని వద్దకు వెళ్ళి ఇక మనము మాధుర్యము ఎట్లా ఉంటుందో వాక్యములచే వివరించుకుందామా? అని అనటమెందుకు? ఆత్మ సర్వమునకు అతీతమైండటమును స్వభావముగా కలిగి ఉన్నది. నాదమునకు ఆవల సర్వశబ్దములకు వాటి అర్థములకు మునుముందే వాటిని అతిక్రమించి వాటిని వెలిగించే జ్యోతి స్వరూపం. ఆత్మ గురించిన అనుభవం ఆత్మ శబ్దమును కూడా వదలినట్టిది. అనుభవము నుండి శాస్త్రము, శాస్త్ర శబ్దములు వస్తున్నాయి. శబ్దము నుండి అనుభవం కాదు. శ్రోత పట్ల స్వయంగా అనుభవము ప్రారంభం కాగానే శబ్దములు ఉపశమిస్తున్నాయి. కనుక ఆత్మాత్మ శబ్దరహితము కూడా. సచ్చిత్ ఆనందహీనోయం ఏషైవ ఆత్మా సనాతనః. సత్ ఉనికి, చిత్ ఎరుక, ఆనందము అనుభూతి లేక అహం చిత్త బుద్ధులు మనస్సు ఆత్మకు లక్షణ విశేషములు అయి ఉన్నాయి. అయితే లక్షణములు కలవాడు ఆయా లక్షణములకు మునుముందే ఉండాలి కదా. లక్షణములు లేనప్పుడు కూడా ఉండి ఉండాలి కదా. సచ్చితానందములకు మునుముందే ఆత్మ ఉండి ఉండటం చేత ఆత్మ సనాతనము, దాట్ విచ్ ఇస్ దేర్ ప్రయర్ టు ఆల్ ఎల్స్ అనబడుచున్నది. ఓ నిదాఘ మహాశయ, ఆత్మను ఇది అని నిర్దేశించి చెప్పటము ఎట్లా చెప్పండి? అది శబ్దములకు లక్షణములకు మునుముందే ఉండటము చేత ఇది అని నిర్దేశించి చెప్పలేము. అందుచేత అనిర్దేశ్యము. వేదవాక్యములు కూడా అద్దానిని వర్ణించగలవేమోగాని నిర్దేశించి డ్యూలీ డిఫారినిన్ ఆస్ దిస్ ఇస్ దాట్ చెప్పజాలవు. అందుచేత వేదవాక్యములకు కూడా పరిమితమవజాలము. యుద్ధానికి కించిత్ కూడా బాహ్యంతరములు, ద ఔటర్ అండ్ ఇన్నర్ జోన్స్ స్ఫెర్స్ లేనేలేవో. యుద్ధానికి స్థూల సూక్ష్మకారణ శరీరములనబడేవి మొదలేలేవో. జాగ్రత్ స్వప్న సుషుప్త దేహములు యుద్ధానికి సంబంధించినవే అయి ఉండవో. జీవుడు జీవులు భౌతిక రూపములు ఇత్యాది భేదమంతా యుద్ధానికి సంబంధించినవే అయి ఉండదో. యుద్ధాని సమక్షంలో అయితే ఈ నామరూపాత్మక లింగ ప్రపంచము కలలోని వస్తువుల వలె ఉనికి లేనిదగుచున్నదో. బ్రహ్మైవ ఆత్మ న సంశయం, అట్టి బ్రహ్మమే ఆత్మ ద సెల్ఫ్ అయి ఉన్నది. ఇందులో సంశయమే లేదు. దెర్ ఈజ్ నో డౌట్ ఆట్ ఓల్. ఆత్మ ద సెల్ఫ్, బ్రహ్మము ద ఆల్ ప్రెజెంట్ అండ్ ఆల్ పర్వేడింగ్ సెల్ఫ్. యుద్ధానికి నామరూపములు మొదలైనవి మొదలేలేవో, ఎప్పుడు కూడా లేవో. యుద్ధానికి భోగించువాడు భోగించబడినది భోగము అను విభాగములు స్వల్పముగా కూడా ఏ సమయమందును ఏర్పడుటయే లేదో. అవన్నీ సందర్భ పరిమితమైన ఆరోపణలు మాత్రమేనో. యుద్ధానికి సత్ ఉనికి గాని అసత్ లేమీ కాని క్షరక్షములుగాని ఆపాదించి విభజిస్తూ చెప్పజాలము. అది సగుణమనిగాని నిర్గుణమనిగాని చెప్పుతూ నిర్ణయించలేము. అదియే ఆత్మ, సందేహం లేదు. దేనికైతే చెప్పబడినది వాచకము చెప్పువాడు బి, వినబడినది వినువాడు బి, మననము మననము చేయువాడు బి, గురువు శిష్యుడు భేదములు బి, దేవమానవ పాతాళ లోకభేదములు బి, దేవతలు రాక్షసులు ధర్మమధర్మ శుద్ధ అశుద్ధ మొదలైన భేదములు అణువంత కూడా ఏమాత్రమూ లేవో. యుద్ధాని సమక్షంలో కాలము కూడా అకాలము అయి ఉంటోందో. అదియే ఆత్మ, ఇది నిశ్చయము, సంశయము లేదు. యుద్ధాని సమక్షంలో ద్రష్ట పేరేస్వేర్ దృశ్యము, ఓబ్జెక్ట్ దర్శనము, పర్సెప్షన్ అననవన్నీ ఈషన్మాత్రంగా లేకే కల్పనారూపము మాత్రమే అయి ఉన్నాయో. ఇది ఆత్మ, ఇది అనాత్మ అను ప్రసంగములు, మనోవ్యాపారములు ఇవన్నీ కొద్దిసేపు చేయు ఊహకల్పనల వంటివి మాత్రమే అగుచున్నాయో. అదియే ఆత్మ. ఓ నిదాఘ మునివర్య, ఇక్కడ మీరు అడిగిన అనాత్మ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము. అనాత్మ ఏది సందర్భముచే కల్పించబడి సందర్భము నశిస్తే తాను కూడా లేనిదగుచున్నదో అదియే అనాత్మ. ఒక నాటకంలో లేదా ఒక కథలో ఈమె అతనికి భార్య, ఆమె అతనికి తల్లి. అతడు ఇటువంటి స్వభావము కలవాడు అననదంతా నాటకము లేక కథకు మాత్రమే పరిమిత సత్యముగాని వాస్తవ సత్యము కాదు కదా. వాస్తవము సహజము అగు సత్యము కాకుండా ఒకనొక కల్పనచేతనో సందర్భముచేతనో భావనచేతనో ఊహచేతనో అనిపించేది, కనిపించేది, అనుభూతమయ్యేదంతా అనాత్మ అని పిలువబడుతోంది. స్వతహగా ఉన్నది ఆత్మ, స్వతహగా లేనిది అనాత్మ, అనబడుచూ ఉన్నది. ద్రష్టదర్శన దృశ్యములు కూడా స్వతహగా బై దేమ్సెల్వ్స్ ఉన్నట్టివి కావు. కలలో కలచుచువాడు, కలలో చూడబడునవి ఇవన్నీ కల సందర్భంలో నిజమే ఉన్నాయి అని అనిపించవచ్చుగాక. జాగ్రత్తకు వచ్చినవాడు కలలో కనిపించిన రెండంతస్తుల మేడ కొరకే వెతుకుచున్నాడా? లేదు. ఎందుచేత? స్వతహగా లేదు కాబట్టి. అట్లాగే ఆత్మను ఎరిగినవానికి ద్రష్టదర్శన దృశ్యముల భేదమే ఉండదు. అవన్నీ స్వతహగా లేనివే అగుచున్నాయి. అనాత్మను నిర్వచించటానికి గాని మనస్సుతో యోచించటానికి గాని స్వతహగా లేదు. లేని దాని గురించి చెప్పవలసినదేమున్నది? ఉన్నది తొలగే ప్రసక్తే లేదు. జీవుల పరస్పర సంబంధ బాంధవ్యములన్నీ సందర్భోచితమై ప్రసంగమాత్రంగా ఉండవచ్చుగాక. స్వతహగా అసత్తు. ఏ మనస్సుచే దృశ్యమంతా అనుభూతమగుచున్నదో అట్టి మననాలోచన రూప మనస్సు అనాత్మయే, లేనిది. ఆలోచించుటకు మునుముందే ఉన్న ఆత్మయే సర్వదా ఉన్నది. ఈ జాగ్రత్తు కూడా స్వతహగా లేదు. భావించుటచే ఉన్నట్లుగాను అభావనచే లేనిదిగాను అగుచున్నది. అందుచేత ఓ నిదాఘ, ఈ జగత్తు నాస్తి. నాస్తి, లేదు, లేదు, నిశ్చయముగా లేదు. దీనిని భావనగా దర్శించే నీవు భావతీతుడవై ఉన్నావు. ఏది నీ సహజరూపమో అది మాత్రమే ఆత్మ, మిగిలినదంతా అనాత్మ. ఉదాహరణకు నేను ఒకనికి తండ్రిని, మరొకరికి కొడుకును, వృత్తిచే ఉద్యోగిని, సంబంధముచే స్నేహితుడను అననవన్నీ అనాత్మ, నేను అనునది ఆత్మ. అందుచేత సర్వసంకల్ప శూన్యుడవై సర్వసంకల్పములను దూరంగా వదిలివేసి కేవలము బ్రహ్మమును అను నిశ్చయమును సుదృఢపరచుకో. అనాత్మ అననదే లేదు అని కూతనిశ్చయుడవగుము. స్థూల సూక్ష్మకారణ దేహములు స్వతహగా ఉన్నవి కావు. అట్లాగే భూతవర్తమాన భవిష్యత్ త్రికాలములు స్వతహగా లేవు. సాత్వికరాజసిక తామసిక త్రిగుణములు కూడా అభావించగా అప్పటికీ శేషించినది ఆత్మ. స్వర్గమర్త్య పాతాళ త్రిలోకములు కూడా స్వతహగా లేవు. ఇవన్నీ కలలోని విశేషాలు వంటివి. కల తనదైనవాని కల్పనల వంటివే అవన్నీ. ఆత్మ మాత్రమే సత్యము, సహజము, త్రికాలములచే అసాధ్యము. కాబట్టి సర్వము ఆత్మయే అని అనుశాసనము. నాస్తి ఇతి మిథ్యా న సంశేహ, మిథ్యేతి నిశ్చను. రూబు మహర్షి ఓ నిదాఘ మునీంద్ర, ఇతి నాస్తి, లేనిది లేదు అని దేని గురించి ఆత్మజ్ఞులు నిర్ణయము కలిగి ఉంటున్నారో అట్టి నాస్తితి. మిథ్యాయతి, లేనిది మిథ్యా, ఇల్యూజన్ అయినది అగుదాని గురించి మనము మరికొన్ని విషయాలు ఇప్పుడు వివరణ చేసుకుంటున్నాము. వినండి. ఒకని స్వప్నచైతన్య సత్త నుండి స్వప్నము, ఊహ, భావన, కల్పన మాత్రంగా బయల్వెడలుతోంది. స్వప్నములోని వస్తువులు వాస్తవానికి లేనివే అగుచున్నాయి కదా. అట్లాగే అతని జాగ్రత్ చైతన్య సత్తా నుండి ఊహాభావన కల్పన మాత్రంగా జాగ్రత్ దృశ్యానుభవము, దృశ్యము బయల్వెడలుచున్నాయి. అనగా దృశ్యాంతర్గత విషయానుభవాలన్నీ స్వతహగా లేవు, కల్పనచే మాత్రమే ఉన్నాయి. చిత్త అభావాత్ చింతనీయం నహ. చిత్ ఎరుక నుండి తెలుసుకోవటము బయలుదేరుచున్నది. తెలుసుకోవటము అననది ఇష్టనేష్టములతో కూడినదై చిత్తముగా రూపుదిద్దుకొనుచున్నది. అట్టి చిత్తము స్వప్నములో నాచే కల్పించబడిన నేను వంటిది. నేను రచించిన నాటకములో సముత్సాహముతో కూడి సంభాషించు ఒక పాత్ర వంటిది. ఈ విధంగా చిత్తము అననది కల్పనచే ఉన్నదేగాని స్వతహగా ఉన్నది కాదు. చిత్తమే స్వతహగా లేదు కాబట్టి చింతనీయములగు విషయములు కూడా స్వతహగా నాస్తిలేవు. దేహి అభావాత్ జరా నచ. దేహము ఆత్మకు ఐహికమైన కల్పన వంటిది. దేహమే నేను యొక్క సమక్షంలో స్వతహగా లేదు. కాబట్టి బాల్య యౌవన వార్ధక్య జన్మ పునర్జన్మలు కూడా నాస్తి లేనివే. పాదాభావాత్ గతిర్నాస్త్యః. దేహము కూడా కల్పనా విషయమే. ఇది నా స్వప్నములోని నా దేహము వంటిదే. ఆత్మదృష్ట్యా స్వతహగా లేదు. ఇక అద్దానికి పాదాలు ఉండటము అనునది లేదు. పాదాలే లేవు కాబట్టి గతినడక నడుచు ప్రదేశములు కూడా స్వతహగా లేనివే. నడకలు నడిచే ప్రదేశములు ఇవన్నీ ఏమని భావిస్తే తీర్థయాత్రా ప్రదేశంగానో మిత్రదేశంగానో శత్రుప్రదేశంగానో పవిత్రంగానో అపవిత్రంగానో ఎట్లా భావిస్తే అట్లే ఉంటాయి. భావించుకుంటే లేనివే. అభావనచే అపాదములు లేవు. అవి నడుస్తున్న గతులు లేవు. ఆత్మచేతననే అవి ఉంటున్నాయి. కలలో ఒకడు ఒకచోటి నుండి మరొక చోటికి నడిచి వెళ్ళినప్పుడు నిజంగానే నడిచినట్లు కాదు కదా. హస్త అభావాత్ క్రియానచ. దేహమువల చేతులు కూడా కల్పన విభాగములే. కాబట్టి చేతులతో చేసే క్రియలు కూడా స్వప్నములోని క్రియావిశేషాల వలె లేనివే. చేతులు చేతలు కూడా స్వతహగా లేవు. ఆత్మచేత ఉనికి పొందుచున్నాయి. మృత్యః నాస్తి జనన అభావాత్. ఏ జీవుడు దేహముతో పుట్టువాడు కాడు. దేహముతో ముగియడు. దేహే జాతే న జాతోసి. దేహే నష్టే న నశ్యతి. దేహము స్వీకరించటము త్యజించటము మాత్రమే ఇక్కడ జరుగుతోంది. జీవాత్మ ఎవరు? పరమాత్మ యొక్క జగత్ దర్పణ ప్రతిబింబమే. కాబట్టి అఖండమగు పరాత్మకు జననమే లేదు. జననమే లేనిదానికి మరణము మాత్రము ఎక్కడది? బుద్ధి అభావాత్ సుఖాదికం. ఆత్మ నుండి లీలా వినోదముగా ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉండకుంటే బాగుండదు అను రూపముగల బుద్ధి వివేచన బయల్వెడలుతోంది. ఆ బుద్ధికి ఇది సుఖమది దుఃఖము, ఒకటి ఆనందము మరొకటి విషాదము మొదలైన భావాలు పుట్టుకొస్తున్నాయి. అవి అనుభూతరూపమై అనుభవములుగా సిద్ధిస్తున్నాయి. కలలో ఏది కనిపించినా కల తనదేనవాడు తన ఆవలి స్థానము కోల్పోవుచున్నాడా? లేదు కదా. బుద్ధిమనోభావములచే భావములకు ఆవలిదగు ఆత్మకు ఏదీ రాదు, ఏదీ పోదు. బుద్ధియే స్వతహగా ఉన్నట్టిది కాదు. కాబట్టి సుఖము దుఃఖము సంతోషము విషాదము మొదలైనవి కూడా స్వతహగా లేవు. భావిస్తే ఉంటాయి. భావించినప్పుడు భావనకు ముందే సర్వదా భావాతీతమై ఉన్నదే ఆత్మ. అదేవిధంగా ధర్మము లేదు, శుచి లేదు, సత్యము లేదు, భయము లేదు. అవన్నీ భావనలో నుండి జనించిన సందర్భ సత్యములేగాని సహజ సత్యములు కావు. ఆత్మ మాత్రమే సహజ సత్యము. అట్లాగే కేవలమగు ఆత్మత్వము సిద్ధించిన తరువాత అక్షర ఓం ఉచ్చారణ లేదు, గురువు శిష్యుడు అనుభేదము ఉండదు. ఇరువురికీ ఆత్మయే ధ్యేయపరాకాష్ఠ కదా. ద్వితీయము అననది మొదలే లేనిదగుటచే ఏకము అననది కూడా ఏదీ లేదు. ఒకవేళ ద్వితీయం ఉంటే ఏకము ఉంటుంది. రెండూ ఉండనప్పుడు, సర్వము ఆత్మయే అగుచున్నప్పుడు ఇక ఏకత్వము గురించిన చర్చనీయాంశము ఏముంటుంది? సత్తు అననదే ఉన్నది అని అన్నప్పుడు ఇక అసత్తుకు కించిత్తు కూడా చోటు దొరకదు. అసత్యత్వము ఒకవేళ ఉంటే అప్పుడు సత్యము ఉండజాలదు. ఆత్మయే ఉన్నది. సతసత్లు అజ్ఞానమునకు సంబంధించిన విచారణ సందర్భము కొరకు మాత్రమే ఉన్నాయి. ఆత్మభావన అనుభవములోనికి రాగానే ఆ రెండిటి ఊసే ఉండదు. జగత్తు ఉన్నది కాని ఆత్మకు కించిత్ కూడా భిన్నము కాదు. ఆత్మయొక్క భావనయే జగత్తు యొక్క ఉనికి రూపము అనునదే సిద్ధిస్తోంది. జగత్తు స్వస్వరూపాత్మగానే స్వభావసిద్ధమగుచున్నది. ఇది శుభము అని ఉన్నచోట అది అశుభము సుమ అని చెప్పబడుచున్నట్లే, అనగా అశుభము ఉన్నచోట శుభము కూడా ఉన్నట్లే అగుచున్నది. భయం ఉంటే అభయం కూడా ఉన్నట్లే, అట్లాగే అభయము ఉన్నచోట భయము ఉన్నదేగుచున్నది. ఆత్మభావన ఉన్నచోట భయం భయములు రెండింటికీ చోటు ఉండదు. అవన్నీ ఆత్మ యొక్క భావన మాత్రములే. బంధము బోండేజ్ అననది ఎక్కడ ఉంటే అక్కడ మోక్షము ఎట్లాగురా అనే ప్రశ్న ఉదయిస్తుంది. బంధము లేదు అని బుద్ధికి సునిశ్చితమైనప్పుడు లేక బంధము అవగాహనచే అభావించబడినప్పుడు ఇక క్రొత్తగా మోక్షము పొందవలసినదేముంటుంది? బంధము లేదు అని మనస్సుకు అనిపించటమే ఆత్మభావన. బంధము యొక్క అభావమే మోక్షము. పాశబద్ధః తథా జీవః పాశముక్తః సదాశివః. మరణము ఉంటే జన్మ ఉంటుంది. మరణము అభావించబడితే జన్మ ఉండదు. జన్మ అభావించబడితేనో మరణం లేనిది అగుచున్నది. దేహము లేకున్నా ఉన్నా కూడా నేను ఉండియే తీర్చున్నాను కదా అని భావిస్తే ఇకప్పుడు జనన మరణాలు దేహ సంబంధమైన సంఘటనలు మాత్రమే, ఆత్మకు సంబంధించినవి అవవు. త్వం నీవు అనేది ఉన్నదని భావన చేస్తే అహం నేను అననది ఉన్నదగుచున్నది. స్వప్నములో నేను నీవు అననవి ఎక్కడున్నాయి? జాగ్రత్ కూడా అట్టిదే. త్వమననది లేదు అని భావన చేస్తే అప్పుడు ఇక అహం భావన కూడా లేనిది అగుచున్నది. ఇది ఇప్పుడు ఉన్నది అని భావిస్తే అప్పుడు అది అప్పుడు ఉన్నది అగుచున్నది. ఇది ఇప్పుడే లేదు అన్నప్పుడు అది అప్పుడు లేదు అను భావన సిద్ధిస్తోంది. తత్ అభావేత్ ఇదం నచ. అది లేదు అని భావిస్తే ఇది లేదు పను భావన అనుభవమవగలదు. ఆత్మకు ఇది లేదు అది లేదు అని అభావిస్తే ఇక ఆత్మయే భావించబడగలదు. ఒక వస్తువు ఉన్నది అని భావిస్తే అద్దాని పట్ల ప్రేమయో ద్వేషమో ఉంటాయి. వస్తువే లేదు అని భావిస్తే ప్రేమ ద్వేషములకు చోటెక్కడిది? జగత్తు జగదనుభవము స్వయముగా లేదు అని అభావిస్తే లేనిదే అగుచున్నది. లేని వస్తువు వలన బంధమెక్కడిది? మోక్షమెక్కడిది? కార్యము ఉన్నది అని భావిస్తే దానికి కారణము కించిత్ అయినా ఉన్నది అననది కూడా భావిస్తున్నట్లే. కార్యము ఈ జగత్తు లేదు అని భావిస్తేనో కారణము కూడా అభావించినట్లే. ద్వైతము భావించబడితే అద్వైతము కూడా భావించినట్లే. రెండవది ఉన్నది అని అనుకుంటే ఒకానొకటి రెండుగా ఉన్నది అని భావించినట్లే కదా. ద్వైతమును అభావిస్తే అప్పుడు ద్వైతంద్వైతములు రెండూ అభావించబడి లేనివగుచున్నాయి. ఆత్మభావన స్వభావసిద్ధమగుచున్నప్పుడు ద్వైతంద్వైతములు రెండూ అభావనను సంతరించుకుంటున్నాయి. దృశ్యమును భావిస్తే దృక్ పర్సీవర్ యొక్క ఉనికిని భావించబడినదగుచున్నది, దృశ్యము అభావించబడినప్పుడు దృక్ కూడా లేనిదగుచున్నది. చూడబడినది అభావించబడినప్పుడు చూచువాడు కూడా అభావించబడుచున్నాడు. అనగా ఆ రెండిటి ఏకస్వరూపమగు ఆత్మగానే ఈ జీవుడు నిస్సందేహంగా తెలియబడుచు శేషిస్తున్నాడు. అంతరము అననది నిజంగా ఉంటే బాహ్యము అననది కూడా ఉన్నదే అగుచున్నది. అంతరమును అభావిస్తే బాహ్యము లేనిదే అగుచున్నది. కనుక బాహ్యనంతరము భావనచే ఉండటము, అభావనచే లేనివగుచున్నాయి. పూర్ణత్వము ఉన్నట్లయితే అపూర్ణత్వము భావించబడినట్లే అగుచున్నది. పూర్ణవ పూర్ణత్వములు అభావించబడినప్పుడు ఆ రెండూ లేనివగుచున్నాయి. అఖండ అప్రమేయ స్వస్వరూపాత్మయే భావ అభావముల సాక్షిగా ఈ జీవుని పట్ల శేషించినదగుచున్నది. సంకల్పన మాత్రం ఇదం సర్వం. అందుచేత ఓ నిదాఘ మునివర, జగత్తులో కనిపిస్తున్న నేనునివాతడుంది, ద్రష్టదర్శన దృశ్యములు, ఆత్మననాత్మలు, దేహత్రయములు, కాలత్రయములు, తాపత్రయములు, లోకత్రయములు, చిత్తచింతనీయములు, పాదగతులు, హస్తక్రియలు, జన్మమృత్యువులు, ధర్మనధర్మములు, క్షరణక్షరములు, ఏకద్వితీయములు, సత్యాన్సత్యములు, శుభాన్శుభములు, భయభయములు, బంధమోక్షములు, జీవన్మరణములు, త్వమహల్లు, ఇదంతత్లు, అస్థినాస్తిలు, కార్యకారణములు, ద్వైతద్వైతములు, దృశ్యద్రష్టలు, బాహ్యాంతరంగములు, పూర్ణవం పూర్ణత్వములు, ఇవన్నీ సంకల్పించుటచే లేక భావనచే ఉన్నాయి. అభావించినప్పుడు అవన్నీ లేవు. స్వప్న సంకల్పము ఎట్టిదో జాగ్రత్ సంకల్పము అట్టిదే. ఆత్మ ఒక్కటే సర్వదా ఉన్నది. ఆత్మ యొక్క భావనచే ద్రష్టత్వము, దృశ్యము సిద్ధిస్తున్నాయి. రెండూ సిద్ధించి ఇక తదితరమైనదంతా పొందబడుచున్నది. ఆత్మేత్ భావం తద్భావతీతి, దేనిని ఎట్లా భావిస్తే అది అట్లే సిద్ధిస్తోంది. ఆత్మ సర్వమునకు ఆవల, సర్వజగత్ కల్పనలకు కారణమై కేవలమై మనోవాకగోచరమై ఉండగా అద్దానికి దృష్టాంతము ఏమున్నది? ఆ దృష్టాంతము ద్వారా నిర్వచించి ఇది ఇంతే అని చెప్పగలిగినది ఎవ్వరు? దాష్టాంతిక ఎవ్వరు? ఆత్మ ఎక్కడున్నది? ఏమయ్యున్నది? ఏ రూపంగా ఉన్నది? ఇక్కడిదంతా ఆత్మయే. ఆత్మ సర్వమునకు అప్రమేయము కూడా. ఓ నిదాఘ ఆత్మానందస్వరూప, ఏదైతే పరబ్రహ్మము అనుశబ్దమునకు అర్థమయ్యున్నదో అది అహమస్మి, నేనే. అట్టి పరబ్రహ్మమే ఈ జగత్తు. అదియే నీవు. అది మనస్సు యొక్క స్మరణకు, స్ఫురణకు కూడా అందునది కాది. కేవలమగు బుద్ధికి మాత్రమే అనుభవం. ఇదంతా అట్టి కేవల చిత్ మాత్రమే. ద అబ్సొల్యూట్ ప్రెజెన్స్ అండ్ ఇట్స్ అబ్సొల్యూట్ నోయింగ్. నేను నీవు ఆ చిన్మాత్ర స్వరూపులమే. సర్వము చిన్మాత్రాత్మమే అయి ఉండగా ఇక అనాత్మ అనున్నది ఎక్కడున్నది? అటువంటిది ఏదీ లేదు అని గమనించువారే ఉండండి. ఇక ఈ దృశ్య ప్రపంచమంటారా? ఇది వస్తుతః లేదు. ఇదం ప్రపంచం నాస్త్యేవ న ఉత్పన్నం నో స్థితం క్వచిత్. కలలో కనిపించిన నగర వీధులలోని జనబాహుళ్యము ఉత్పన్నమైనదెప్పుడు? నశించినదెప్పుడు? అట్లాగే ఈ ఇంద్రియములకు కనిపించే పాంచభౌతికమైన దృశ్య ప్రపంచము ఉత్పన్నము అవనూ లేదు, నశించబోవటమూ లేదు. ఉత్పన్నమే కానిది నశించటమెక్కడిది? మరి ఇదంతా ఎదురుగా ఎట్లా కనిపిస్తోందంటారా? ఇదంతా చిత్తము యొక్క స్వకీయ కల్పన, దృశ్య విశేషము మాత్రమే. ఇక చిత్తము ఎక్కడి నుండి వచ్చింది? బాహ్యము నుండియా? కాదు, చిత్ నుండియే. చిత్తము ఇష్టము భావన రూపంగా బయల్వెడలుతోంది. కనుక చిత్కు వేరైన ఉనికి చిత్తమునకు లేదు. ఈ విధంగా చిత్తముగాని ఆ చిత్తము నాది అనుకుంటున్న అహంకారముగాని, ఆ చిత్తమునకు విషయమగు ప్రపంచము అనబడునదిగాని, ఆ అహంకారము నాది అనుకునే జీవుడుగాని స్వతహగా లేవు. ఆత్మస్వరూపుడవగు నీ యొక్క భావనలే అవన్నీ. శాస్త్రములు ఆత్మను వర్ణించి చెప్పటానికై జీవాత్మ, అహంకారము, చిత్తము, ప్రాణము, ఇంద్రియములు, ప్రపంచము ఇవన్నీ విభాగించి చెప్పుచున్నాయి. ఏకోసత్ విప్రాబహుధా వదంతి. ఆత్మ అనన్యము కాబట్టి ఆత్మకు వేరే అవన్నీ లేనివే. ఆత్మకు వేరుగా మాయకార్యములు అనబడునవి స్వతహగా లేవు. మాయలేదు, భయము లేదు, అభయము లేదు, కర్తకర్మ క్రియ లేవు, శ్రవణమననిది ధ్యాసలు లేవు. ఆత్మ యొక్క భావనచే అవి ఉన్నట్లుగా ఉంటాయి, అభావనచే అవన్నీ ఆత్మకు అభిన్నమవుతాయి. ఆత్మ అద్వితీయము సుమ. ఆత్మయే నీవే ఉండగా ఆత్మకొరకే సమాధి అనో అభ్యాసమెక్కడిది? ద్వితీయము లేదు, ప్రమాణము లేదు, ప్రమేయము లేదు, అజ్ఞానము లేదు. ఆత్మ ఏమరువబడినది కాదు, అవివేకము లేదు. ఆత్మ కానిదెవ్వరు? లేనిదెన్నడు? ఆత్మను తిరిగి పొందవలసినది ఎవ్వరు? పోగొట్టుకున్నవారెవ్వరు? ఆత్మయే సర్వదా మన సహజ స్వరూపమైయుండగా అజ్ఞానము, అది తొలగించుకోవటము, అందుకు ఆత్మజ్ఞానము ఇవన్నీ స్వతహగా లేవు. భావనచే ఏర్పడి భావనచే తొలగుచుండగా భావనకు ఆది స్థానమగు ఆత్మయథాతథము. సర్వదా సిద్ధించియున్న ఆత్మకు సాధనలతో పనేమి? ఆత్మనగు నాకు దృశ్యముతో, దేహముతో, జీవాత్మతో, ఈశ్వరాత్మతో అనుబంధ చతుష్కము లేదు. అహం, త్వం, తత్రి సంబంధములు లేవు. పవిత్రతాపవిత్ర ద్వంద్వములు లేవు. అపవిత్రత తొలగటానికై గంగాస్నానము, గయాపిండము, సేతు దర్శనము, భౌతిక దేహము, పాంచభౌతికతత్వము మొదలైనవేవీ లేవు. పంచభూతములగు భూమి, జలమగ్నివాయువు, ఆకాశము ఇవన్నీ స్వతహగా లేవు. ఆత్మచేతననే ఆత్మనుండియే ఉనికిని పొందుచున్నాయి. ఆత్మాతాకాశం, ఆకాశాత్, వాయః, వాయహంగ్నః, అగ్న్యాపః, ఆపః పృథ్వీ కాబట్టి ఆత్మకు భిన్నమై అవి లేవు. ఆత్మానుభవమాత్మ యొక్క భావములు చేతనే అవి అనుభూతమగుచున్నాయి. వాటి వివిధ రూపములగు ఈ దృశ్య ప్రపంచమంతా భావనకల్పితమే. సర్వము ఆత్మయే అయి ఆత్మ సర్వదా అఖండమై ఉండటం చేత దేవతలు లేరు, దిక్పాలకులు లేరు, వేదములు లేవు, శాస్త్రము లేవు, గురువులు లేరు, శిష్యులు లేరు. కలలోని వస్తువుల వలె అవి స్వతహగా లేవు. భావన జగత్తు వలనే భావన లోకపాలక దేవతలు, వారిని స్తుతించు వేదములు కూడా లేనివే. అవన్నీ ఆత్మాహం భావనకు తిరిగి మార్గము చూపునే మార్గములోనే ఉండిపోవుచున్నాయి. ఇక్కడి దూరము దగ్గరాద మధ్యాంతము మొదలైనవన్నీ స్వయముగా లేవు. అవన్నీ పోలికలకు సంబంధించిన సంకల్పములచే అజంప్సన్ పర్టెనింటూ రిలేటివిటీ ఉన్నవిగా అనిపిస్తున్నాయి. అంతేకాదు, ఇక్కడ ద్వైతము లేదు, అద్వైతము లేదు, సత్యమైనది లేదు, అసత్యమైనది లేదు. ఎవరు ఏది ఇట్లా భావించుచూ ఉంటే యత్భావం అది అట్లే అనుభవమై సిద్ధిస్తోంది. తద్భవతి. ఇక్కడ బంధము లేదు, మోక్షము లేదు, ఆత్మ మాత్రమే సత్యమై ఉన్నది. అద్దాని జీవాత్మత్వము నాటకములోని పాత్రధారణ వంటివి మాత్రమే. ఆత్మ నిత్యముక్తమై ఉండగా బంధమెవరికీ, మోక్షమెవరికీ? ఆత్మను బంధించగలిగినట్టి ఏది? ఇక్కడ సత్తు, దాట్ విచ్ హాజ్ ప్రెజెన్స్ ఎగ్జిస్టెన్స్ లేదు, అసత్తు లేదు, సత్ సుఖము లేదు, అసత్ దోహకము లేదు, జాతి లేదు, దేశకాలములు లేవు, వర్ణములు లేవు. ఆ భేదములన్నీ కల్పనలోనివే. అట్లాగే లోక సంబంధమైగాని పద్నాలుగు లోకములుగాని ఏవీ ఆత్మతత్వము దృష్ట్యా లేవు. ఆ లోకములలోని జీవులు ఈ లోకములోనికి రావటము పోవటము స్థితిగతి ఇవన్నీ ఏవీ లేవు. లోకములతో బాటు లోకపాలకులు లేరు. వేరువేరు సమయం సమయ సందర్భములలో వేరువేరు వస్త్రములు ధరించుచున్నప్పటికీ ఆ వ్యక్తి వేరు వేరు కాదు కదా. అట్లాగే ఇవన్నీ ప్రదర్శించు అఖండాత్మ ఇవన్నీ అగుటలేదు. సంకల్పమాత్రం చేతనే అవి ఉన్నట్లుగా భావించబడటము అనుభూతిగా సారూప్యమవటము జరుగుతోంది. అట్లాగే శాస్త్రములు వక్కాణిస్తున్న సర్వము బ్రహ్మమే, సర్వం ఖల్విదం బ్రహ్మ లో బ్రహ్మము అనబడునదేది మరొకటై లేదు. చిత్ అననదీ లేదు. చిదాభాసం అనే తెలియట యొక్క ఆభాసరూప జగత్ దృశ్యము లేదు. నేను చిత్రూపుడను అనిగాని అవునా కాదా అననదంతా లేదు. దూరంగా కనిపించే కొండలు నునుపుగా ఉన్నట్లనిపించవచ్చుగాక. అక్కడ నునుపు ఉన్నదా? ఆ నునుపుకు కారణమెవ్వరు? ఎందుచేత అననది ఎట్టిదో జగత్తుగా కనిపించే ఇదంతా అంతే. నునుపు గురించి వర్ణించి విమర్శించుకోవటమే ఈ జగత్. అనుభవ విమర్శ. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును నిత్యశుద్ధుడను ఇటువంటివన్నీ కూడా కొంచెము కూడా లేవు. అంతేకాదు, వాచా యత్ ఉచ్యతే కించిత్, మనసా మనుతే క్వచిత్, బుద్ధ్యా నిశ్చినుతే నాస్తి, చిత్తేన జా నా యతే నహి. వాక్కు చేత ఏదేది చెప్పబడుచు ఉన్నదో, మనస్సుచే ఏదేది ఆలోచించబడుతోందో, బుద్ధితో ఏదేది నిశ్చయించబడుతోందో, చిత్తములో ఏదేది తెలుసుకోబడుతోందో పొందబడుచున్నదో, అవన్నీ కూడా వాస్తవానికి లేవు. భావనా సందర్భంలో భావనా కల్పనలు మాత్రమే. అట్లాగే యోగి పరమయోగి యోగీశ్వరుడు యోగము యోగాధికము ఇవన్నీ కూడా లేవు. రాత్రిపగలు మధ్యాహ్నం అర్ధరాత్రి ప్రదోషకాలము ఇవన్నీ లేవు. కాలమే కల్పన విశేషమైనప్పుడు ఆ విభజనలు కూడా అట్టి కల్పన విశేషాలే కదా. ఆ విధంగానే అహ్రాంతి లేదు, ఆహ్రాంతి లేదు, అనాత్మ అనబడేది లేదు, వేదశాస్త్రపురాణాలు లేవు. అవన్నీ కొన్ని కల్పనలకు విరుగుడుగా మరికొన్ని కల్పనలు వంటివి. కాలులో విరిగిన ముళ్ళును తొలగించటానికి ఉపయోగపడే మరొక ముళ్ళు వంటివి. కార్యము లేదు, కారణము లేదు, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, భౌతిక లోకము లేవు, జన సమూహములు లేవు. అన్నీ మిథ్యయే, అంతా మిథ్యయే, సర్వం మిథ్యా, న సంశయః. ఈ దృశ్యముగా కనబడేది అద్దానికి ద్రష్టత్వము వహించినదే ఉన్నది. ఈ మొదలైనవన్నీ కూడా తరచి చూస్తే స్వతహగా ఉన్నవి కావు, లేనే లేవు. స్వప్నములోని నేను స్వప్నములో నాకు కనిపించే ప్రదేశములు పదార్థములు రూపనామములు వలేత్ అంతా మిథ్యే, స్వతహగా లేవు, ఊహాకల్పితంగా ఉండినవి మాత్రమే. వేదశాస్త్ర పురాణాలు కార్యకారణ కర్తృత్వములు పుణ్యపాపలోకములు ఆయాలోకములలో అనుభవాలు ఒక్కొక్క లోకములోని జనసమూహాలు అన్నీ మిథ్యే, న సంశయః. బంధుత్వములు బంధువులు బంధము మోక్షము సుఖము దుఃఖము ధ్యానము ధ్యానఫలములు చిత్తము దేవతలు రాక్షసులు ముఖ్యమైనవి అముఖ్యము గౌణము అయినవి ఇహము పరమైనవి ఇక్కడ కనిపిస్తున్నవి మరొకచోట పుణ్యపాప లోకములలో ఉన్నట్లుగా చెప్పబడేవి అంతా మిథ్యే, వాస్తవానికి లేవు. ఉన్నాయని అనుకుంటూ ఉంటే ఉన్నట్లే అగుచున్నాయి. ఆత్మ కల్పించుకోకపోతే అవేవీ లేవు. ఆత్మ కల్పించుకుంటే మాత్రమే ఉంటాయి. ఆత్మకు అన్యమైనదంతా కల్పితమే. వాక్కుతో ఏకించిత్ పలుకబడుచు ఉన్నదో, సంకల్పములతో ఏదేది సంకల్పించబడుచు ఉన్నదో, మనస్సుచే ఏదేది ఆలోచన చేయబడుచు ఉన్నదో, బుద్ధితో ఏదేది ఏ రకంగా నిశ్చయించబడుచు ఉన్నదో, చిత్తముతో ఇష్టముగా ఏదేది అనుకోబడుచు ఉన్నదో, శాస్త్రములచే ఏవేవి దృశ్య, ద్రష్ట, దృక్, దేహ, దేహి, జీవాత్మ, ఈశ్వరాత్మ, పరమాత్మ, మనోబుద్ధి, చిత్తాహంకార, త్రిభువన, ఇహపర, పాంచభౌతిక, ఇంద్రియ ఇంద్రియార్థ, బంధ మోక్ష, వ్రత నియమ, ప్రాణాయామ, రేచక పూరక కుంభక, మూలాధారాది షట్చక్ర, చతుర్విధ ఆశ్రమధర్మ, మరణానంతర లోకముల వర్ణన మొదలైనవన్నీ సవిస్తారముగా చెప్పబడుచున్నదో, కళ్లకు ఏదేది కనిపిస్తోందో, ఏదేది చెవులకు వినిపిస్తూ ఉన్నదో, సద్భావములుగా దుర్భావములుగా ఏవేవి నీతిశాస్త్రములచే నిర్ణయించి చెప్పబడుచున్నాయో, యజ్ఞదాన తపస్సులు మొదలైనవి వాటి వాటి బాహ్య ప్రయోజనములు, ఈ విధంగా కళ్లతో చెవులతో గొంతుకతో నిర్వర్తించుచున్నవి, నిర్వర్తించవలసనదిగా బోధించేవి, సంబోధించేవి, సంభోగించేవి, ఇవన్నీ మిథ్యే. ఇది నిశ్చయము, సునిశ్చితము, అనుమానమే లేదు. ఇది ఇట్లాగే చేయాలి, అది అట్లా చేయకూడదు, సానుకూలమత ఆచారములు, అసానుకూల అనాచారములు, వాటికి సంబంధించిన విధి నిషేధములు, వాటి ఫలములు, నేను, నీవు, ఆతడు, నేను ఇట్టివాడను, నీవు అట్టివాడు, ఆతడు అటువంటివాడు, నేను ఆతడే, సోహం తత్వం, నీవు అదే, జీవుడే బ్రహ్మము, బ్రహ్మమే జీవుడు మొదలైన ఆయా సర్వసంభావ్యములు, భావించబడేవి, సంభాషణలు, సంకల్పములు, సంభ్రమములు, ధ్యానించవలసినవిగా ధ్యానించకూడనివిగా చెప్పబడేవి, రహస్యములుగా అనుకోబడేవి, అంతా నాస్తి, మిథ్యే. సర్వభోగములు, వాటికి సంబంధించిన ప్రయత్నములు, వారికెవిరికనికు నాకు మధ్య గల భేదములు, స్థితిగతి భేదములు, వారి వీరిని నా దోషములు, దోషవృత్తులుగా చెప్పబడేవి, ఇవన్నీ నాస్తి, లేవు, అనాత్మయే అనే నిశ్చయము కలిగి ఉండియే ఈ ప్రపంచంలో చరించాలి. ఓ నిదాఘ మునిసత్తమా, ఈ దృశ్య సంఘటన సమస్తము కూడా మిథ్యే అనునది ఏమరువక ఆత్మత్వమునకే ఉపయోగించుకొని అటు తరువాత మిథ్యే అని వదిలివేయాలి. ఎందుకంటే ఆత్మ ఏవాహం అనుభావము సమక్షములో వాటన్నిటికీ చోటులేదు. ఇంకా వినండి, నీవు నేను నిదినాదని స్వభావమున స్వభావము నీవు ఎట్టివాడవు, నేను ఎట్టివాడను, వారు వీరు ఎట్టివారు, దేవుడు జీవుడులు పొడుంధికుడు జ్ఞాన జ్ఞాని, ఇవన్నీ కూడా మిథ్యయే, సహజ సత్యము కాదు. కాని ఆత్మత్వము ధరించటానికి అపకరణములు అవగలవు అని ఎరిగి జగత్తులో చరించాలి. ఎందుకంటే బ్రహ్మసత్యం జగత్ మిథ్య అనునది మహావాక్య సత్య ప్రకటనము కాబట్టి. ఇంకా కూడా వినండి, బ్రహ్మ ఈ సృష్టికి కారణుడు, విష్ణువు పరిపోషకుడు, రుద్రుడు ఈ జగత్తుకు లయకారకుడు, విష్ణువే సర్వజీవుల రక్షకుడు, శివుడు విష్ణు రూపుడు, విష్ణువు శివరూపుడు, భవభయములు, భవబంధములు, భవము ఉన్నది, ఈ జగత్తు ఉన్నది, మరణించిన తరువాత ఈ జగత్తు పోగొట్టుకుంటాము, ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, అప్పుడు అక్కడ ఉంటాము, అది ఇట్లా ఉంటుందో మరి? ఈ రూపముగా గల భావములు, ఆ భవబంధము, భయము పోగొట్టుకోవాలి ఎట్లా? స్నానము, జపము, తపస్సు, హోమము, స్వాధ్యాయము, దేవతా పూజలు, మంత్రములు, తంత్రములు, సత్సంగములు, గుణదోష విజృంభణములు, అంతఃకరణము, అందులోని సద్భావములు దుర్భావములు, అవిద్య, విద్య, బ్రహ్మాండము, అనేక కోటి బ్రహ్మాండములు, ఇవన్నీ మిథ్యయే. ఆత్మను ఎరిగి ఆస్వాదించువానికి ఇవన్నీ కూడా కల్పన మాత్రమే అగుచున్నది. ఓ నిదాఘయతీంద్ర, మరికొంతగా కూడా కొన్ని విశేషాలు మిథ్య గురించి వినండి. సర్వ ఉపదేశవాక్యములు, వాటికి సంబంధించిన సుదీర్ఘమైన ప్రబోధములు ఏదేది ఏదేదిగా నిశ్చయింపబడుచున్నదో అదంతా కూడా ఏ దృశ్య జగత్తు ఘనీభూతమై కనిపిస్తోందో అట్టి ఈ జగత్ దృశ్యము ఇందులో కనిపించే భార్యభర్త కొడుకు ఈ కూతురు ఈ స్నేహితుడు శ్రేయోభిలాషయైన వారు కాని వారు మిత్రులు మొదలైన పరస్పర సంబంధ అనుబంధ బాంధవ్యములు ఈ జగత్తులో ఆయా నా యొక్క మీ యొక్క తదితరుల యొక్క వర్తనములు అనువర్తనములు ఇవన్నీ కూడా మిథ్యయే, కల్పనయే, భావనానుసారంగా ఉండేవే, అభావముతో లేనివే, స్వప్న సంకల్పముల వంటివే. ఏదేది అక్షరము అని అభివర్ణించబడుతోందో, ఏదేది దేనిచేత పొందబడగలదని నిర్ణయించి చెప్పబడుతోందో, ఏదేది దేనిచేత గమనించబడుతోందో, ఏదేది దేనిచేత ఆనందానుభవంగా చూడబడుతోందో, ఏది ఎవ్వరికి ఎక్కడ ఇవ్వబడుతూ ఉన్నదో, ఏది ఎవ్వరి నుండి ఎక్కడ ఎప్పుడు పొందబడుతోందో, ఏదేది శుభకర్మ అని అశుభకర్మ అని భావించబడుతోందో, అంతా మిథ్యయే. ఓ నిదాఘ, అంతా మిథ్యయే కదా అని ఎరిగి ఉండండి. మిథ్యను మిథ్యగా గమనించకపోతే స్వకీయ సహజరూపమగు ఆత్మను ఈ జీవుడు గమనించకయే ఉండిపోతాడు. మిథ్యను మిథ్యగా దర్శించటమే సత్యదర్శనము. అప్పుడు ఆత్మ సులభముగా స్వయముగా అభిన్నానుభవమై అద్వితీయమై అనునిత్యమై సిద్ధించగలదు. త్వమేవ సర్వం, ఇదంతా నీవే. నిదాఘ మునీంద్రుడు, స్వామి, ఈ సర్వము మిథ్యే, జగన్మిథ్య అను మహావాక్యార్థమును సవివరంగా ప్రవచించారు. మీరు చెప్పిన విశేషములు వినటం చేత అనేక సాంసారిక మనోరుగ్మతలు తొలగుచున్నాయనుటలో సందేహమే లేదు. మీకు మేమంతా కృతజ్ఞులము స్వామి. హే మహాత్మా, సద్గురు, ఇప్పుడు నాదొక ప్రశ్న. మీ చేత ఈ విషయాలన్నీ బోధిస్తూ ఉండగా విద్యార్థినై ముముక్షువునై బుద్ధి వికాసము పొందుచున్న నేనెవ్వరు? పరమసత్యమును నిర్మోహమోటముగా ముక్కుకు సూటిగా చెప్పుచున్న మీరెవ్వరు? మనిద్దరి మధ్య ఇప్పుడు కొనసాగుచున్న గురుశిష్య భేదము కూడా మిథ్యేనంటారా? నేనెవ్వరు? పరమాత్మ ఎవ్వరు? పరమాత్మకు నాకు గల సంబంధమేమిటి? నా బుద్ధిని వికసింపజేస్తున్న సద్గురువులగు మీరెవ్వరు? మనిద్దరి సంబంధము ఎట్టిది? ఈ విషయాలు నాకు సుస్పష్టమయ్యే తీరుగా మీ ప్రవచనము కొనసాగించవలసినదిగా వేడుకొనుచున్నాను. పరమాత్మ పరమగురువు కూడా మిథ్యేనా? దయతో వివరించండి. ఋభు మహర్షి నాయన, నిదాఘ, ఇప్పుడు తత్వశాస్త్రమును వివరిస్తున్నాను, వినండి. త్వం, నీవు తత్ ఆదియే అసేయి ఉన్నావు. త్వమేవ పరమాత్మాసి, త్వమేవ సర్వో గురుః. ఆ పరమాత్మ అనుబడినది సర్వదా సాక్షాత్తు నీవేనయ్యా. నీవే పరమగురువు. ఆత్మేవ హి గురుః, ఆత్మయే గురువు. నీవు ఆత్మవే. నిదాఘుడు, ఇప్పుడు మీరు చెప్పు సిద్ధాంత వాక్యమును మరికొంత సుస్పష్టంగా సోదాహరణ పూర్వకంగా దయతో సవివరించండి. రుభు మహర్షి, నీవే సాక్షాత్తు భూతాకాశరూపుడవు, చిత్తాకాశరూపుడవు, చిదాకాశరూపుడవు. అంతేగాని కేవలము రక్తమాంసబముకల కలయిక ఆగు ఒక చిన్న గుట్టవు కావు. ఇహముగా నీకు కనిపించేదంతా కూడా నీ యొక్క అనంతగుణ స్వరూపమగు ఒకనొక అంశ అయినట్టి జీవాత్మత్వరూపము మాత్రమే. ఇది నీళ్లలో సూర్య ప్రతిబింబము వంటిది. ఆకాశ సూర్యునివలే నీవు సర్వదా పరమాత్మవే. ఈ జగదనుభవములకు, అవన్నీ పొందుచున్న జీవాత్మకు కేవల సాక్షివి. అంతేకాదు, నీ పరమాత్మ స్వరూపమునకు మరొక సాక్షి ఎవ్వరూ ఎన్నడూ లేరు. సర్వము నీ యొక్క సాక్షిత్వ స్వకీయ పరికల్పనలే. సర్వము భావిస్తున్నది నీవే. అంతేగాని నీవు మరొక్కరి భావనవు కావు. నిన్ను నీవే జగత్ విషయములుగా భావించుచుండటం చేత సర్వభావకుడవు అయి ఉన్నావు. బ్రహ్మము అని దేనిగురించి వేదోపనిషత్తులు పురాణములు ఎలిగెత్తి గానం చేస్తున్నాయో అది నీవే. అంతేగాని నీకు వేరైన మరొకటి కాదు. కాదు, త్వం సదా బ్రహ్మాసి, నీవు బ్రహ్మమువే అయి ఉన్నావు. న సంశేహ, ఇందులో కించిత్ కూడా అనుమానించవలసినది లేనేలేదయ్యా. కాలహీనోసి, కాలోసి, సదాశివ బ్రహ్మమగు నీవు కాలబద్ధుడవు కాదు. త్రికాలములలో యథాతథరూపుడవు, కాలరహితుడవు. కాలము లేనప్పుడు కూడా నీవు ఉన్నావు. మరొక్క చమత్కారం ఏమిటంటే కాలము రూపముగా ఉన్నది కూడా నీవే. కాలస్వరూపుడవు, కాలనియామకుడవు, కాలహకాలుడవు. కాలమును ధరించినవాడవై లోకములను కల్పించి కొనసాగించి లయింపజేసుకొంటున్నట్టి లీలావినోద సహిత కేవల సత్తాస్వరూపుడవు. దృష్టాంతము, జాగ్రత్తలో కనిపిస్తున్న కాలము స్వప్నములో ఉండదు. స్వప్నములో కనిపించేది సుషుప్తిలో ఉండటము లేదు కదా. ఎల్లప్పుడు చిద్ఘనీభూతమగు బ్రహ్మమువే. సర్వత్రా సర్వరూపుడవై ఘనీభూత చిద్ఘన బ్రహ్మమై వెలుగొందుచున్నావు. చైతన్య స్వరూపుడవు. నీకు అన్యమై నీకు కనిపిస్తున్నదంతా నీ యొక్క ఆత్మ తేజోవిభవమే. సత్యస్వరూపుడవు, సర్వదా స్వస్వరూపుడవు, స్వసిద్ధుడవు. నిన్ను నీవే కల్పన జగత్తునందు సిద్ధింపజేసుకుంటున్నావు. జన్మకర్మల కంటే మునుముందే ఉన్నవాడవు. అందుచేత సనాతనుడవు, ఆదిస్వరూపుడవు, ఆద్యంతరహితుడవు. ఆత్మవే అయి ఉండటం చేత నిత్యముక్తుడవు. వస్తుజాలము ఆకాశమును బంధించగలవా? లేదు. అట్లాగే ఈ జగద్దృశ్యములుగాని మనోబుద్ధిచిత్తహంకారములుగాని జీవన్మరణములుగా ఆత్మాకాశ స్వరూపుడవగు నిన్ను స్పృశించనైనా లేవు. ఇక జగత్ సందర్భములు, సంఘటనలు నిన్నెట్లా బంధిస్తాయి? నీవు దృశ్యదేహమనోబుద్ధిచిత్తహంకార జీవాత్మలకు ఏమాత్రము కూడా బద్ధుడవు కాదు. సర్వదా మోక్షస్వరూపుడవు, సర్వదా ఆనందమూతమును గ్రోలువాడవు. ఆత్మవే అగుటచే సర్వదేవతాస్వరూపుడవు. సర్వదా సర్వము నీయందే సశాంతించునట్టి పరమశాంత స్వభావుడవు. నీయందు జగత్తులు లేవు. నీ కల్పనలే ఈ జగత్తు. సర్వదా నిరామయుడవు, నిర్విషయుడవు. సమస్త జగత్తులు నీ యొక్క భావన చమత్కారములు మాత్రమే. సర్వము నీయందే కలవాడవు, పూర్ణుడవు, పరిపూర్ణుడవు, పరబ్రహ్మము. ఇహమునకు ఆవలగల పరస్వరూపుడవు. ఆ పరమునకు కూడా సాక్షివవటం చేత పరాత్పరుడవు. సర్వజీవులలో సమస్వరూపుడవై ఉన్నవాడవు. సమోసి, సమం సర్వేషు భూతేషు. సత్స్వరూపుడవు, సనాతనుడవు. సచ్చిత్ ఆనందము, కేవల సత్, నిత్యము, ప్రజ్ఞానఘనము ఇత్యాది వాక్యముల ద్వారా గురువుల ప్రబోధిస్తున్నది నీ గురించే. నీచే చూడబడే సకల జీవులలో నీవే సత్తారూపుడుగా వేంచేస్తున్నావు. బ్రహ్మ, ఇంద్రరుద్ర ఇత్యాది సర్వదేవతలంతా కూడా నీ స్వస్వరూపాత్మ సంప్రదర్శనమే. సర్వలోక పాలకులలో నీవు ఆత్మరూపుడుగా సంప్రకాశమానుడవు. సర్వదేవతల అష్టోత్తర శత సహస్ర నామార్చన వర్ణనముల పరమార్థము నీ యొక్క కేవలీ పరస్వరూపమే. సర్వజీవుల రూపముగా భాసిస్తూ ఉన్నది నీవే. అట్లా భాసిస్తూనే సర్వసాక్షిగా వేరుగా ఉన్నవాడవు, భ్రమరహితుడవు కూడా. సర్వప్రపంచ భ్రమవర్జితుడవు, భ్రమరహితుడవు. సర్వ ఉపనిషత్తుల సర్వవిధముల అంతరార్థముల విభవమంతా నీవే. సర్వసంకల్పములు నీవే అయి సర్వసంకల్పములకు ఆవల సర్వసంకల్పరహితుడవై సంకల్పించువాడవై ప్రకాశించుచున్నావు. సర్వదేవతల స్తోత్రములు నీ యొక్క కేవల స్వరూపస్తుతులే. ఆనందస్వరూపుడవు. నీ క్రీడాలీలాభాల వినోదరూపమే ఈ జగత్ ప్రదర్శనము. సర్వసంతోషసుఖాసీనుడవు. సృష్టిలోని కదలికలన్నీ నీవే అయికూడా గతులన్నిటినీ త్యజించియున్నవాడవు. గతి, మూవ్మెంట్ ఫ్రోమ్ వన్ స్పోర్ట్ టు అనదర్ అనునదే లేనివాడవు. ఇది కావాలెంది, పొందాలెంది, అట్లా చేయాలి, ఇది అట్లా అవాలి అనురూపముగల లక్ష్యములు మొదలైనవి, ఓబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్ లేనట్టివాడవు. విష్ణువు మొదలైన దేవతలందరికీ ధ్యాన వస్తువు అయినట్టి కేవలాత్మానంద స్వరూపుడవు. ఏది అడ్డుపడజాలనట్టి, దేనికి అధీనము కానట్టి నిరంకుశము అగుచిన్మాత్ర స్వరూపుడవు. చిత్, ఎరుక, ఆకార స్వరూపుడవు. స్వస్వరూపముగా చ్యుతి లేనివాడవు. ఆత్మయందే సర్వదా సంస్థితుడవు. ఒక నవల వ్రాస్తున్నవాని చేతనే నవలలోని సంఘటనలు రచించబడుచున్నప్పటికీ ఆ సంఘటనలు రచయితలో లేని తీరుగా జగత్తులోని త్రిగుణర్చన చమత్కృతి నీదే అయినప్పటికీ నిర్గుణుడవు, సర్వశూన్యుడవు. ఏకస్వరూపుడవై నీకు వేరైనది ఎక్కడా ఏదీ లేనట్టి ఏక ఏవ అద్వితీయ. ఇహానందములన్నిటికీ ఉత్పత్తి స్థానమైనట్టి పరానంద స్వరూపుడవు. నీవు సర్వదా పరిపూర్ణుడవు. జన్మకర్మ జగత్తుల నుండి క్రొత్తగా ఏదీ అవసరము లేనివాడవు. నీకు నీవే చిద్ధనానంద రూపుడవు. నీ యొక్క ఎరుక రూపమే ఈ ఎరుగబడుచున్నదంతా. సత్స్వరూపుడవై సర్వము ఎరుగుచున్నట్టివాడవు. ఎరుక రూపుడవై ఎరుగబడేదంతా ఎరుక రూపంగా కలిగియున్నట్టివాడవు, సచ్చిత్ ఆనంద రూపుడవు. నాటక రచయిత యొక్క రచనా చైతన్యమే ఆనాటకములోని సర్వపాత్రల స్వభావములను ధారణ చేస్తున్న తీరుగా ఈ జగత్తులోని సర్వజీవుల అంతర్యామివి. సర్వజీవుల అంతరంగ వర్తుడవు. అందుచేత నీవే వాసుదేవుడవు. సర్వనియామకుడవు కాబట్టి విభువు. ఈ దృశ్యమంతా నీ వైభవమే. జననమరణ రహితుడవు. కూర్పుచేర్పులు లేనట్టివాడవు. అమృతుడవు. సర్వమును భరించు ఉద్దీపింపజేయు విభుడవు. సర్వచంచలములు నీ విభవమే అయి ఉన్నట్టి అచంచలుడవు. ఎటు వెళ్లేవాడివి కావు, ఎక్కడి నుండి వచ్చేవాడవు కావు. సర్వము నీవే అయి ఉండి కూడా ఏమీ కానట్టివాడవు, పరమశాంతుడవు. కాని శాంతము అనుగుణమునకు కూడా ఆవలివాడవు. సర్వము నీనుండే ప్రదర్శనమగుచు నీయందే సశాంతిస్తూ ఉన్నది. లక్ష్యము సంథింగ్ టు బి అచీవ్డ్ అహెడ్ అనే లక్షణమే లేనివాడవు. వికారము లేవి, కోపము ప్రేమనిష్టమావేశము మొదలైనవేవి లేనట్టి నిర్వికారుడవు. నీయందు జన్మలు లేవు, కర్మలు లేవు, బ్రహ్మాండములు ఎప్పుడూ లేవు, సర్వదా నిరామయుడవు. ఇట్లయుండియే ఒక్కొక్కసారి కొంతకాలము వరకు ఏదో లక్ష్య పరిమితులను నీ గురించి నీవే ఆపాదించుకొనుచు జీవాత్మ అనబడుచున్నావు. సర్వనదముల అంతరస్వరూపుడవు. కల్పన భ్రమ కాష్ఠము జడత్వము లేనట్టివాడవు. సర్వము నీవే. బ్రహ్మవిష్ణువీశ్వరుడుగా ఉన్నది నీవే. కాని మూర్తిరహితుడవు కాబట్టి ఆ త్రిమూర్తి స్వరూపములకు వేరైనవాడవు. స్వస్వరూపుడవై సృష్టిస్థితలేకారుల రూపముగాను వేరుగాను కూడా ఉన్నవాడవు. స్వస్వరూపముగా ప్రదర్శనమగుచు సర్వరూపము అనే స్వానందమహాసముద్రమునందు నిమజ్జనము పొంది ఉన్నవాడవు. స్వయముగా సర్వభావముల నుండి వివర్జితుడవై హావిన్ లెఫ్ట్ అసైడ్ ఆల్ ఐడియేషన్స్ స్వాత్మరాజ్యము నందు స్వయముగా విరాజిల్లుచున్నట్టివాడవు. శిష్టము ప్రసిద్ధము అగు పూర్ణ స్వరూపుడివై ఉండి కూడా అట్టి పూర్ణత్వమును కించిత్ ఏమరచి జీవాత్మత్వమును ఆపాదించుకుంటూ నేను అపూర్ణుడును కదా అనునది తనకు తనుగా ఆపాదించుకొనుచున్నది నీవే. అప్పుడు ఇక ఉపనిషత్తులు మొదలైన వేదాంత శాస్త్రములు గురువులు గుర్తుచేయటము విస్తారమైన ఆత్మజ్ఞాన వామ్యము సంసిద్ధమవటము కూడా నీ యొక్క చమత్కారమే. నీ గురించి నీవు గురువును ప్రశ్నించి వారు చెప్పు ఆత్మీయ వాక్యములు విని అవును నేను ఇది కదా అని బ్రహ్మానందమును పొందుచున్నావు. స్వస్వరూపము అగు అఖాండాత్మత్వము నుండి ఏమాత్రము చలించకుండానే స్వారణ్యస్వరూపుడవై జగత్తు జీవాత్మలుగా స్వప్నము తనదైనట్టివానివలెనే విజృంభిస్తున్నావు. దేహములు బ్రహ్మాండములు మొదలైనవన్నీ కల్పించుకొని వినోదించుచున్నావు. లీలా వినోదినివి, క్రీడా వినోదినివి, బంధముక్తులు నీ క్రీడా వినోద విభాగములే. కనుక ఓ నిదాఘుమహాశయ, నీ స్వస్వరూపమునకు అన్యమైనదేదీ నీకు ఎక్కడ అనుభవమవటం లేదుని మరల మరల ప్రకటిస్తున్నాను సుమా. నేను సదా స్వస్వరూపాత్మగానే ఉండి ఉన్నాను. ఈ సర్వము కల్పించుకొని వినోదించి మరల నా స్వస్వరూపమునందే లయింపజేసుకుంటున్నాను. నేను నీవే, నీవు నేనే అని గమనిస్తూనే ఈ మాయా కల్పిత ఇంద్రియ విషయ ఇంద్రజాల దృశ్య జగత్తునందు లీలా వినోదివై వ్యవహరించదవుగాక. జగత్ సహితుడవు జగత్ రహితుడవు అగు నీవే బ్రహ్మమువు. తత్వం అసి, అహం బ్రహ్మాస్మి, త్వమేవాహం, అహమేవ త్వం, న సంశేహ, స న సంశేహ, న సంశేహ. సర్వం సస విషాణవత్, ఈ సర్వము కుందేటి కొమ్ములవలే. నిదాఘు మునీంద్రుడు మహాత్మన్, తత్వశాస్త్ర సార విషయముగు తత్వం అనునది బహుస్పష్టముగా వివరించారు. మిమ్ములను బ్రహ్మము గురించి వినుటకు ఆశ్రయించినట్టి నాకు త్వం సర్వదా బ్రహ్మమేవ అని సిద్ధాంతీకరించి వేదాంత శాస్త్రము యొక్క ప్రవచనము ఎలిగెత్తి వినిపించుచున్నారు. స్వామీ, మీరు చెప్పుచున్నదంతా యుక్తియుక్తమేనని వేదవేదాంత వామ్మయ నిరూపణయేనని నేను ఒప్పుకుంటున్నాను. నేను మీరు గుర్తు చేస్తున్న విధంగా ఆత్మగా అంతటివాడనే, కేవలాత్మనే. అయితే కూడా ఇంద్రియములతో కల్పించుకొని సంబంధము వలన కాబోలు మాకు ఇదంతా స్వస్వరూప బ్రహ్మమే అను అనుభవమునందు మాకు నిశ్చల బుద్ధి ఏర్పడుటలేదు, చంచలత్వము తొలగుటలేదు. అందుచేత స్వస్వరూపమగు బ్రహ్మమునకు అనుభూతమై కనిపిస్తున్న ఈ జగత్ దృశ్యమునకు గల సంబంధము ఎట్టిదో మరొక్కసారి కూడా మరికొన్ని విశేషాలు చెప్పండి. రుభు మహర్షి ఓ నిదాఘ నామధేయ ఆత్మానందస్వరూప, వినండి. ఇదం ప్రపంచం యత్కించిత్ యద్యత్ జగత్ విద్యతే దృశ్యరూపంచ దృక్ రూపంచ సర్వం సస విషాణవత్. ఇక్కడ ఏ పాంచభౌతిక జగత్తు చూచువాడుచుడబడునది రూపాలతో కూడి మనలో ప్రతి ఒక్కరికీ అనుభూతమవుతోందో అట్టి ఏ కొంచెం జగత్తు కూడా కుందేటి కొమ్మువలే మొదలేలేదు. మాకు తెలియబడుచు అనేక సుఖ దోహకములు కలుగజేస్తూ ఉంటే లేదు అని ఎట్లా అంటారు అని అంటారా? ఒక దృష్టాంతము వినండి. ఒక అడవిలో కొందరు ఆటవిక బాలురు ఒకరోజు ఒక కుందేలును పట్టుకోవాలనే ఉద్దేశంతో దాని వెంటబడ్డారు. ఆ కుందేలు ఛంఛన్న ఎగురుతూ పరుగులు తీయనారంభించింది. అప్పుడు అద్దాని వెడల్పు పొడవు అయినట్టి చెవులు భయముతో నిక్కబొడుచుకున్నాయి. అప్పుడు ఆ ఆటవిక బాలురులో ఒకడు చూచారా, ఆ కుందేటికి కొమ్ములు మొలిచాయి, దాంతో మనలను పొడుస్తుందేమో, ఎందుకైనా మంచిది, జాగ్రత్త అని అరిచాడు. మరొక బాలుడు, భలేవాడివే, కుందేటికి కొమ్ములు ఉండవు కదా అన్నాడు. అప్పుడు మొదటి బాలుడు, అవును ఉండవు, కాని ఈ పరిగెత్తే కుందేటికి మాత్రం కొమ్ములు ఇప్పుడు మొలుచుకువచ్చాయి, ఇది నిజం, మీకు కనబడటం లేదా, మీరు చూడండి అని పలికాడు. అప్పుడా అమాయక బాలురందరూ, అవును కుందేటికి కొమ్ములు ఉండని మాట నిజమే, కాని ఈ పరుగులు తీస్తున్న కుందేటికి మాత్రము ఇప్పుడు కొమ్ములు ఉన్నాయి, ఎందుకంటే కనబడుచున్నాయి కాబట్టి అని ఒక నిర్ణయానికి వచ్చారు. అనేకమంది ఈ జగత్తు ఉన్నది ఇద్దాని ద్రష్టదృశ్యములు కనబడుచున్నాయి కాబట్టి ఉన్నాయి అని సంభాషించుకోవటమంటే ఆ అమాయక ఆటవిక బాలురకు పరుగెత్తుచున్న కుందేలు పట్ల కనబడిన కొమ్ములు వంటిదే. ఇక్కడ పంచభూతములకు భూమి జలముగ్ని వాయువు ఆకాశము అంతరంగ చతుష్టయము అయినట్టి మనోబుద్ధి చిత్త అహంకారములు అనేక దృశ్య పరంపరలతో కూడిన లోకములు లోకములలోని వస్తుజాలము ఆ లోకములలో భౌతిక దేహముతో ప్రారంభమయ్యే జననములు ఆ పుట్టిన భౌతిక దేహముల పరస్పర సంబంధములు ఆ దేహములకు సంబంధించిన కర్మ విశేషములు ఆ కర్మలలో కనబడు పుణ్యపాపములు జయాపజయములు చావు పుట్టుకలు ఇవన్నీ లేవు. భావనచే ఉన్నట్లు కనబడుచున్నప్పటికీ వాస్తవానికి లేవు. సచ్చిత్ ఆనందరూపమగు ఆత్మ మాత్రమే ఉన్నది. కలలోని వస్తువులన్నీ లేవు. అవన్నీ కల తనదైనటివాని ఊహాకల్పనయే. కల తనదైనవాడు మాత్రమే ఉన్నాడు కలలో అనుభవించువాడు. కలలోని దృశ్యము ఓ తెల్లారేసరికి లేనివే అవుతాయి. ఎటు పోతున్నాయి? ఆ కల తనదైనవానిలో తిరిగి లయిస్తున్నాయి కదా. అట్లాగే ఈ జాగ్రత్ ఆ జాగ్రత్లోని సర్వవస్తుజాలము ఆ జాగ్రత్ దృశ్యమును అనుభవముగా పొందుచున్న జాగ్రత్లోని పురుషుడు విశ్వుడు అతడు నిర్వర్తించు క్రియలు ఇవన్నీ లేవు. మరి జాగ్రత్ సమస్తము తన యొక్క కల్పనయే అయినట్టి పరమపురుషుడు మాత్రమే సత్యము. ఇక తదితరమైనదంతా కల్పించుటచే ఉండటము కల్పనను త్యజిస్తే లేనిది అవటము జరుగుతూ ఉండటం కొనసాగుతోంది. జాగ్రత్తలో సందర్భపడుచున్న సర్వ సంకల్ప వికల్పముల దృశ్య కల్పన ఈ తిరిగి ఆ జాగ్రత్ పురుషునియందే జలంలో తరంగంలాగా అల్లయముగుచున్నది. జాగ్రత్తలోని క్రియాశీలుడు జీవుడు పురుషుడు ద్రష్ట దృక్ విశ్వుడు. జాగ్రత్ తనదైనవాడు జాగ్రత్కు ఆవల ఉండి ఉన్నవాడు. జాగ్రత్ కల్పన తనదైనవాడు శివుడు పరమాత్మ పరమపురుషుడు తురీయుడు. జాగ్రత్లోని వస్తువులు సంఘటనలు సంబంధములు జాగ్రత్ యొక్క రాకపోకలు ఇవన్నీ కుందేటి కొమ్ముల వంటివే. ఇవన్నీ భావనచే ఉన్నాయి, స్వతహగా లేవు. భావనచే ఏర్పడినవై తిరిగి భావించువానియందే స్వప్న దృశ్యమువలే మౌనముగా లయిస్తున్నాయి. ఇంకా కూడా వినండి. నవల ఆ నవలలోని పాత్రల పరస్పర వ్యవహారముల వలె ఈ జాగ్రత్తు మనోసంబంధమైన కల్పనయే. ఇక్కడ జన్మకర్మలు, పుణ్యపాపములు, కామక్రోధలోభ, మదమాత్సర్యములను బడే అరిషట్వర్గములు, ధ్యాన విషయములు, ధ్యానము ధ్యానించువాడు, థింకింగ్ ఐటమ్స్, థోట్స్, థింకర్ అనబడే త్రిపుటి. ఇక్కడ గురుశిష్య భేదములు, వారిద్దరి మధ్య జరిగే ఉపదేశములు, దేహము యొక్క ఆది, మొదలు, చివర, మరణములు అనగా దేహముల రాకపోకలు, ఇంద్రియ నిగ్రహమునకు సంబంధించిన శాస్త్రములు చెప్పే సమముదమము మొదలైన సమాధి షట్ ఆరు కము వాటి వలన పొందబడే శుభములు, భూతకాలము, వర్తమానకాలము, భవిష్యత్ కాలము, సాధన లక్షణములు, సాధ్యరూపమగు అద్వితీయత్వము, సమము విచారణ సంతోషము సత్సంగము అనబడు యోగవాసిష్టము మొదలైన గ్రంథాలలో చెప్పిన సాధన చతుష్టయము, భోగించువాడు ఎక్స్పీరియన్స భోజ్యము, ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ భోగము, ఎక్స్పీరియన్సింగ్ లేక అనుభవించువాడు అనుభవించబడినది అనుభవము, యమమునియము తితిక్ష ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అనబడే యోగము యొక్క ఎనిమిది అంగములు అష్టాంగములు, జగత్తులో కనిపిస్తున్న జీవులందరి యొక్క రాకపోకలు, ప్రతి వస్తువుదేహము విషయము సంఘటనల యొక్క ఆది మధ్య అంతములు మొదలు మధ్య చివరలు, ఇక్కడ గ్రహించేవి గ్రాహ్యములు, త్యజించేవి త్యాజ్యములు, హరి శివుడు ఇష్టదేవములగు అవతారమూర్తులు, గురువులు మార్గదర్శకులు మొదలైనవి, పంచేంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము, జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే త్రవస్థలు, 24 తత్వాలు లీ 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 ఇంద్రియ విషయములు, శబ్ద స్పర్శ రూపరస గంధములు, అంతరంగ చతుష్టములు, పంచప్రాణాలు రిబి, సజాతీయంగాను విజాతీయంగాను కనిపించే జీవులలోని సమత్వాలు విభేదాలు, లోకములు పంచభూతములు, లోకపాలకులు లోకజనులు, ఇవన్నీ కుందేటి కొమ్ముల వలె జగద్భ్రమలోని విశేషాలే, నాటకంలోని వ్యవహారముల వంటివే, కథలోని రాజుగారి 7 కుమారుల వంటివే, ఊహాసౌధములోని వేరువేరు అంతస్తులలోని 2 గోడలపై గల వేరువేరైన గీతల వంటివే. ఇంకా కూడా వినండి. ఇక్కడి మా వర్ణము, కులము, మా కులాచారాలు వంటి వర్ణధర్మములు, బ్రహ్మచారి గృహస్థవాన ప్రస్థ సన్యాస ఆశ్రమ ధర్మములు, కులమతముల తక్కువ ఎక్కువలు, మంత్రతంత్ర పూజాది విధి విధానములు, నియమనిష్టలు వాటివాటి ఫలములు, ఇది విద్య ఇది అవిద్య అనబడే అనేక వివరణాత్మక విశేషాలు, తెలియబడేదంతా కూడా మరియు అట్లా తెలియబడేదానిలోని ఇది జడము ఇది అజడము చైతన్యము అని చెప్పుకోబడేది, జ్ఞాన ఇన్ఫర్మేషన్ విజ్ఞాన ఇంప్లిమెంటేషన్ రూపములగు బంధమోక్షముల విశేష వర్ణనలు, బోధ ఎరుగుచున్న చైతన్యము అబోధ ఎరుగలేనట్టి చైతన్య విభాగ విశేషాలు, ద్వైతనద్వైతము గురించిన వాదోపవాదములు చర్చలు వివరణలు సంభాషణలు, వేదాంత శాస్త్రము సిద్ధాంతీకరిస్తూ వివరిస్తున్న సోహం తత్వం జీవో బ్రహ్మ ఇతి నాపరః అయం ఆత్మా బ్రహ్మ ఇత్యాది మహావాక్యములు వాటి చర్చలు వివరణలు మొదలైనవి, జీవుల మంచిగా ఉండాలి మొదలైన ఆయా సద్భావములు తదితరములైన భావములు, జీవులందరూ ఒక్కటే వేరు వేరు కాదు అను నిర్ణయాత్మక సవివరణలు, చిత్తముతో ఏవేవి ధ్యానింపబడుచున్నాయో ఏవేవి మనస్సుతో సంకల్పించబడుచున్నాయో బుద్ధితో నిశ్చయింపబడుచున్నాయో ఏ గురుబోధలు సాక్షి ప్రమాణంగా తీసుకొనబడి అనుసరించాల్సిందే అని అనుకోబడుచున్నాయో అవన్నీ కూడా, ఏవేవి వాక్కుచే వ్యాఖ్యానించబడుచున్నాయో ఏవేవి ఆచార్యులచే సంభాషించబడుచున్నాయో అవి, ఇంద్రియములతో ఏవేవి సంభావించబడుచున్నాయో అవన్నీను, ఏవేవి మహనీయులగు వేద పండితులచే ఇవి మహత్తరము, ఇది నిర్ణయము, ఇది న్యాయము, ఇది ధర్మము పని ఎక్కడికక్కడ చెప్పబడుచు సూచించబడుతోందో అవన్నీ కూడా. ఇవన్నీ కుందేటి కొమ్ములవలే కల్పనయే, సహజముగు స్వస్వరూపాత్మదృష్ట్యా భ్రమయే, భ్రమతో కూడి వ్యావహారికముగా అగుచున్నవే. రుభు మహర్షి ఓ నిదాఘ, కుందేటి కొమ్ములవలే మొదలే ఉండజాలవు కాని ఉన్నట్లు కనబడేవి, లేనిపోని కథా కల్పనలు అయినట్టి ఇంకా కూడా కొన్ని కొన్ని విశేషాలు వినండి. ఈ లోకాలకు శివుడే రక్షకుడు, మరొకరు కాదు. త్రిలోకాలను పాలిస్తున్నది పరిపోషిస్తున్నది విష్ణువే. బ్రహ్మదేవుడే లోకాలన్నీ సృజిస్తున్నారు. అనునదంతా కల్పనలోని విభాగమే, కుందేటి కొమ్ముల వంటివే. ఏదేది పురాణాలలో వర్ణించి చెప్పబడుతోందో, ఏదేది వేదవాక్కులచే నిర్ణయించి నిర్దేశించబడుతోందో, సర్వ ఉపనిషత్తులచే చెప్పబడుచు ఉపనిషత్వేత్తలచే సవివరణ సంవిశ్లేషణ రూపభావాలుగా ప్రకటించబడుచున్నాయో, అట్టి అవన్నీ కూడా విశస శృంగవత్ కుందేటికి కొమ్ములు చూచాను, లేవంటే మాత్రం ఊరుకోను అను నమ్మిక ఆవేశపూరిత అభిప్రాయముల వంటివే. ఆత్మయే సత్యము, తదితరమైనదంతా మిథ్య. ఓ నిదాఘ, ఇది గమనించి మిథ్యను సత్యము కొరకే ఆశ్రయించు, అంతేగాని మిథ్య కొరకు సత్యమును ఆశ్రయించకూడదు సుమా. దేహమేవాహం భ్రమ సంకల్పం. నిదాఘ మునీంద్రుడు, హే భగవాన్ తత్వదశకులగు మహర్షి రుభు మహాత్మన్, స్వస్వరూపమగు ఆత్మయే సత్తు తదితరంగా ప్రచారములోనూ ప్రసిద్ధముగాను తటస్థించేదంతా కుందేటికి గల రెండు వెడల్పైన తెల్లటి పొట్టి కొమ్ములు వలె అసత్తే అనునది నేను ఒప్పుకొంటున్నాను. అంతేకాదు, మీరు చెప్పు వచనములు నన్ను అనేక భ్రమల నుండి రక్షించి స్వస్వరూపమగు సచ్చితానంద స్థానము అనే స్వగృహమును తట్టి లేపి చూపిస్తున్నాయి అని అనటములో సందేహమే లేదు. అయినా కూడా నా యొక్క ఆత్మసునిశ్చేత్వము కొరకై మరొక విషయము అడుగుచున్నాను. సర్వదా కేవలాత్ముడను, అద్వితీయుడను, ద్వితీయము ఆననదేలేనివాడను అగు నాకు ఈ భౌతిక దేహ సంబంధము ఎట్లా, ఎందుకు, ఎవరి కారణంగా, ఎప్పటి నుండి, ఏ విధంగా రూపుదిద్దుకుంటోంది? ఆత్మనగు నేను దేహిదేహము దృశ్యము రూపాలుగా ఎందుకు పరిణమిస్తున్నాను? ఇది వివరించండి. రుభు మహర్షి, నీవు సర్వదా అఖండము అప్రమేయము నిత్యము సత్యము అగు ఆత్మవే, సదా శివుడవు, కాల నియామకుడవు. ఇందులో కించిత్ కూడా అనుమానించవలసినదేదీ లేదు. ఎందుకంటే వేదవేదాంగములు, వేదాంతశాస్త్రము, మహర్షులు, తదితర సత్యదర్శులు, ఊర్ధ్వబాహున్హ విరోమేష రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా గానం చేస్తున్నారు. ఇందులో మీకుగాని నాకుగాని మరెవ్వరికైనా గాని సందేహించవలసిన పనేమున్నది? వేద ఉపనిషత్ శృతిస్మృతులు తనయందు విముచ్చుకున్న తత్వశాస్త్రము తత్వం అని చెప్పటం మనందరి చెవులకు అనుసృతమైన విషయమే కదా. ఇక అఖండాత్మస్వరూపులమగు మీకుగాని నాకుగాని దేహము అనే స్థితి ఎట్లా వచ్చిందంటారా? దేహభావమే దేహత్వము అని మునుముందుగా గమనించండి. ఇక వినండి, అఖండము అప్రమేయము నిత్యము సత్యము కాలాతీతము అగు ఆత్మ సర్వదా అనన్యమై ఉండి కూడా ఒకడు స్వప్నమును కల్పించుకుని ఆస్వాదించుతీరుగా అన్యము సంథింగ్ డిఫరెంట్ ను కల్పించుకొనుచున్నది ఎందుకు? అది క్రీడ, లీల, వినోదము, కల్పనావిన్యాసము, స్వకీయ ఆనంద ప్రదర్శనము అని అనవచ్చు. అంతకుమించి కారణం చెప్పలేము. అందుచేతనే అకారణమైన అన్యత్వము అని అనబడుచున్నది. అట్టి అన్యత్వమే మనోగుబుద్ధిచిత్తవ్యష్టి అహంకార రూపముగు అంతఃకరణము అని కూడా పిలువబడుచున్నది. నిద్రించటం ప్రారంభించినవాడు స్వప్నమును, ఆ స్వప్నములో సంపద ఆపదలను ఇందుకు కల్పించుకుంటున్నాడు. అందుకే అద్వితీయాత్మద్వితీయమును కల్పించుకుంటోంది. దేహోహం ఇతి సంకల్పం, తత్ అంతఃకరణం స్మృతం. నేను దేహమును అనునది అట్టి అంతఃకరణము నుండి జనించిన ఒకనొక బాల్య చాపల్య రూప సంకల్పము అని చెప్పబడుతోంది. అనగా మీరుగాని నేను గాని నేను అఖండాత్మను అనునది కించిత్ కూడా వదలకుండానే ఇంద్రియములకు, ఇంద్రియ విషయములకు సంబంధించిన ఒక భౌతిక దేహమును అని అనుకుందాం. అనుకల్పితమగు ఖండత్వమును ఆశ్రయించామన్నమాట. అట్టి ఆశ్రయము సంకల్పించుటన్ను ప్రక్రియ ద్వారా జరుగుతోంది. ఈ దేహోహం భావన ఏ విధంగా పరిణమించినదే ఉంటోందో తిక వినండి. దేహోహం సంకల్పమేవ, నేను రూపతః ఒక దేహమును అనే భావనయే. అంతఃకరణం స్మృతం, అంతఃకరణముగా చెప్పబడుతోంది. మహత్ సంసార ఉచ్యతే, మహాభయంకరముగు సంసార సాగరము అని పలుకబడుచున్నది. తత్బంధం ఇతి ఉచ్యతే, ఈ దేహమే నేను అని తలచిన మరుక్షణం సర్వబంధములు వచ్చి వ్రాలుచున్నాయి. తత్సంకల్పందుఖమితి చ ఉచ్యతే, దేహభావనయే దుర్హకము యొక్క రూపము. ఓల్వరీస్ ఏమనెట్ బికాజ్ ఆఫ్ రిలేటెడ్నెస్ విత్ ఫిజికల్ ఫార్మ్. దేహోహం యత్ జ్ఞానం తదేవ నరకం స్మృతం. నరకము అని దేని గురించి చెప్పబడుచున్నదో అదంతా నేను దేహమును అనుదాని యొక్క రూపమే లేక పరిణామమే. దేహోహం ఇతి సంకల్ప జగత్ సర్వం ఇతి ఈర్యతే, నేను దేహమును అను సంకల్పమే సంకల్పాత్మక జగత్తుగా ఫలికరిస్తోంది. హృదయ గ్రంథః ఈరితః, ఒకటి ఈ సృష్టి ఉన్నది. బ్రహ్మగ్రంథి, రెండు ఈ సృష్టి కొనసాగుచున్నది. విష్ణుగ్రంథి, మూడు ఇది లయిస్తోంది. రుద్రగ్రంథి అనబడే హృదయ గ్రంథులు దేహమే నేను అను మూల సంకల్ప వృక్షము నుండి బయల్వెడలిన కొమ్మలు. యత్ దేహోహం జ్ఞానం తదేవ అజ్ఞానం, ఏ జ్ఞానముచే జన్మబాల్య కౌమార యౌవనవాధక్యములతో ఈ భౌతిక దేహమే నేను, దీని సుఖదోహకములు నాకు చెందినవే, దీనితో హానివృద్ధులు పొందుచున్నాను అని అనిపిస్తోందో అదియే అజ్ఞానము. తద్దేహోహం జ్ఞానమేవ అసద్భావం, నేను ఆత్మను కదా అనునదే సద్భావము, నేను దేహమును అనునదే అసద్భావము. లేనిది ఉన్నట్లుగా భావించటము, నేను దేహమునే అనునదే అసత్తుయి ఉన్నది. దేహికి దేహము ఐహికమైన మోహము అని సిద్ధాంతీకరిస్తూ గుర్తు చేయబడుతోంది. దేహాత్మబుద్ధియేవ అవిద్య, ఏ విచక్షణచే నేను దేహమును అని అపిస్తోందో అదియే అవిద్య. తదేవ ద్వైతం, ఏకమోఖండముగు ఆత్మనేను దేహమును అను సంకల్పము ప్రారంభించటము కొనసాగించటమే ద్వైతము. దేహోహం సంకల్పః సతీయ జీవః సైవహ్యః, దేహమే నేను అను సంకల్పమునే జీవుడు అను శబ్దముతో ఉద్దేశిస్తున్నారు. దేహోహం ఇతి జ్ఞానం పరిచ్ఛిన్నం, అపరిచ్ఛిన్నమగు ఆత్మకు దేహోహం జ్ఞానము కారణంగానే పరిచ్ఛిన్నత్వము ఆపాదించబడుతోంది, దర్శించబడుతోంది. దేహోహమితి సంకల్పో మహాపాపం ఇతి స్ఫుటం, నేను దేహమును అను సంకల్పమే మహాపాపమని, మహాపాతకమని శాస్త్రములచే గుర్తు చేయబడుతోంది. యా బుద్ధేః తృష్ణా దోషామేహ, దేహోహం అను బుద్ధి చేతనే తృష్ణ, ద హంగర్ దాట్ ఐ మస్ట్ గెట్ సంథింగ్ అనే దోషమంతా వచ్చిపడుతోంది. దేహోహం యత్కించిదపి సంకల్పం తాపత్రయం ఇతీరితం ఆధిదేవికము ఆధిభౌతికము ఆధ్యాత్మికము అనబడే మూడు తాపములు నేని దేహపరిమితుడును అను చోట మాత్రమే మొలుస్తున్నాయి. ఓ సౌమ్య నిదాఘ, నేను దేహములో ఇరుక్కున్నవాడను అను దేహాత్మభావన కారణంగానే కామక్రోధమోహమద మాత్సర్యములు బంధనము ఆయా పరిస్థితులను తారుమారు చేయగల కాలచక్రగతులు సర్వదృష్టిదోషములు లోకదోషములు పరస్పర హింస మొదలైనవన్నీ రూపము పొందుచున్నాయి. ఇన్ని మాటలెందుకు? ఇక్కడ ఏర్పడే సర్వసంకల్ప జాలములు నేను భౌతిక దేహమాత్రుడను అను కించిత్ భావోద్రేకము నుండియే బయల్వెడలుచున్నాయి అని గ్రహించు. మనయేవ ఇదం జగత్, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నిదాఘ మునీంద్రుడు సర్వసాక్షి, కేవలము అగు ఆత్మకు నేనుక భౌతిక దేహబద్ధుడను కదా అనే బంధము సంబంధము ఎట్లా ఏర్పడుచున్నాయి? రుభు మహర్షి, ఆత్మ యొక్క సంకల్ప విభాగమునందే సర్వము జనిస్తోంది. మననము లేక భావించటము అనే ఆత్మ యొక్క ఒకనొక కళావిభవమే మనస్సు యొక్క రూపము. మననమే మనస్సు. అందుచేత ఆత్మతత్వము గురించిన అఖండవం ప్రమేయత్వ నిత్యత్వ సత్యత్వ మననము చేత అన్య మననములు మొదలంట్లా బ్రింగి వేయబడగలవు. నా సందేహ, మన ఏవ జగత్ సర్వం, మనస్సు యొక్క రూపమేమిటి అని విచారణ చేయగా జగత్తుగా ఏది అనుభవమగుచున్నదో అదియే మనస్సు అని గమనించబడుతోంది. ఈ జీవునికి మనస్సే మిత్రుడు, మనస్సే శత్రువు కూడా. మనస్సే దృశ్యముతో సంబంధము స్వస్వరూపముపై అపార్థపూర్వకమైన అల్పత్వము తెచ్చిపెట్టుచున్నది. అందుచేత మనస్సే సంసారము. ఈ మూడు లోకములు వాటిలో జీవుల ఊర్ధ్వమధో గమనములు అంతా మనస్సే. మనో యః కరోతి తత్కృతం భవతి, మనస్సు చేస్తేనే ఏదైనా నిర్వర్తించబడినది అగుచున్నది. మనస్సే ఈ జీవునకు ఆదుర్దాలు వేదనలు భయములు దోహఖములు వరీజ్ అన్ని తెచ్చిపెట్టుచున్నది. మనస్సే దేహముతో తన్మయమై ఆత్మస్వరూపుడవగు నీకు పుట్టాను పెరిగాను వార్ధక్యము నాగతి ఇది మరణిస్తున్నాను మొదలైనవన్నీ తెచ్చి ఇస్తోంది. మననే మనోరూపమై ఈ పరిణామములు అనుభూతపరుస్తోంది. కాలము అనునది కూడా మనోరూపమే. మార్పుచేర్పులే కాలరూపము. అట్టి మార్పు చేర్పులన్నీ మనోరూపమే. కాబట్టి మనస్సే కాలము, మనస్సే సర్వదోషముల రూపము, మనస్సే సంకల్పము, మనస్సే ఈ జీవుడు, మనస్సే చిత్తము, మనస్సే అహంకారము, మనస్సే ఈ జీవునికి అసలైన బంధము, మనస్సే బుద్ధిచిత్తహంకారముల రూపమైనట్టి అంతఃకరణము అయి ఉన్నది. మనస్సే భూమిజలము తేజస్సు అగ్ని మరుత్ వాయువు ఆకాశము అనబడే పంచభూతములు కూడా. మనస్సే శబ్ద స్పర్శ రూప రసగంధములు. స్థూలమే ప్రాణమే మనోమయ విజ్ఞానమయాన దమ్య పంచకోశములు కూడా మనోరూప విన్యాసములే. జాగ్రత్ స్వప్న సుషుప్త త్రిదశలు మనోభావ లేక మనోసంచలన నిర్మితములే. ఇంద్రుడియముడు వరుణుడు వాయుదేవుడు మొదలైన అష్టదిక్పాలకులు అష్టవసువులు లయకారుడగు రుద్రుడు ఆదిత్యుడు ఇవన్నీ మనోరూపములే. ఈ దృశ్యములో కనిపించే కదలనివి కదలేవి జడచేతనములు జీవేశ్వరులు కష్టసుఖములు ఇవన్నీ కూడా మనోరూపములే. అంతా సంకల్పమే. సంకల్పమునకు భిన్నమై ఎక్కడా ఏదీ లేదు. ఏకించిత్ తత్వం కూడా లేదు. ఈ జగత్తు గురువు శిష్యుడు ఇవన్నీ కూడా సంకల్పరూపములే. ఈ సర్వము ఆత్మ యొక్క సంకల్పరూపమే. సంకల్పము ఆత్మరూపమే. అందుకే జగత్తు ఆత్మరూపమే అని ప్రకటించబడుచున్నది.